కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః. ఓం సమిధో యజతి సమిధ ఇతి సంమిధః యజతి వసంతం వసంతమేవ ఏవర్తూనాం ఋతూనామవ అవరుంధే రుంధే తనూనపాతం తనూనపాతం యజతి తనూనపాతమితి తనూనపాతం యజతి గ్రీష్మం గ్రీష్మమేవ ఏవావ అవరుంధే రుంధ ఇడ ఇదతి వృషా వృషా ఏవ అవరుంధే రుంధే బర్హి బర్హిర్యజతి యజతి శరదం శరదమే ఏవావ అవరుంధే రుంధే సాహాకారం సాహాకారం యజతి సాహాకారమితి సాహాకారం యజతి హేమంతం హేమంతమే ఏవావ అవరుంధే రుంధే తస్మాత్ తస్మాత్ స్వాహాకృతా సాహాకృతా హేమన్ స్వాహాకృతా ఇది సాహాకృతా హేమన్ పశవ పశవోవ అవసీదంతి సీదంతి సమిధ సమిధో యజతి సమిధ ఇది సంవిధ యజత్విషస ఇషసరేవ దేవతానాం దేవతానామవ అవరుంధే రుంధే తనూనపాతం తనూనపాతం యజతి తనూనపాతమిది తనూనపాతం యజతి యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధ ఇడ ఇడో యజతి యజతి పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే బర్హి బర్హిర్యజతి యజతి ప్రజా ప్రజామేవ ప్రజామిది ప్రజా ఏవావ అవరుంధే రుంధే సమానయతే సమానయత ఉపభృత సమానయత ఇది సమానయతే ఉపభృతస్తేజ ఉపభృత ఇత్యుపాభృత తేజో వై వా ఆజ్యం ఆజ్యం ప్రజా ప్రజా బర్హి ప్రజా ఇది ప్రజా బర్హి ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాస్వి ప్రజాసు ఏవ తేజ తేజో దాది దాది స్వాహాకారం సాహాకారం యజతి సాహాకారమిది స్వాహాకారం యజతి వాచం వాచమే ఏవావ అవరుంధే రుంధే దశ దశతం సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరే దశాక్షరా విరాడన్నం విరాడిది వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడిది వీరాట్ విరాజ ఇవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధే సమిధ సమిధో యజతి సమిధ ఇది సంవిధ యజత్యస్మిన్ అస్మిన్నే ఏవోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టతి తమోనపాతం తనూనపాతం యజతి తనూనపాతమితి తనూనపాతం యజతి యజ్ఞే యజ్ఞ ఏవాంతరిక్షే అంతరిక్షే ప్రతి ప్రతిష్టతి తిష్టతిడ ఇడో యజతి యజతి పశుషు పశుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి బర్హి బర్హిర్యజతి యజతి యే దేవజానా పంథాన దేవజానా దేవజానాహ పంథానస్తేషు తేష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టతి స్వాహాకారం సాహాకారం యజతి సాహాకారమితి స్వాహాకారం యజతి సువర్గే సువర్గ ఏవ సువర్గ ఇది సువహాగే ఏవోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యేతారంత ఏతారంతో వై వై దేవలోకా దేవలోకాస్తేషు దేవలోకా ఇది దేవాలోకా తేష్వేవ ఏవ యథాపూర్వం ప్రతి యథాపూర్వమితి యథాపూర్వం ప్రతిష్టతి తిష్టతి దేవాసురా దేవాసురా ఏషు దేవాసురా ఇది దేవాసురా ఏషు లోకేషు లోకేష్స్పర్ధంత అస్పర్ధంతతే తే దేవా దేవా ప్రయాజై ప్రయాజైరేభ్య ప్రయాజైర్ది ప్రయాజై ఏవోకేభ్య లోకేభ్యోసురాన్ అసురాన్ ప్రాణదంత అనుదంత తత్ప్రయాజానాహం ప్రయాజానాహం ప్రయాజత్వం ప్రయాజానామిది ప్రయాజానాహం ప్రయాజత్వం యస్య ప్రయాజత్వమిది ప్రయాజత్వం యస్యైవం ఏవం విదుష విదుష ప్రయాజాః ప్రయాజా యజ్యంతే ప్రయాజా ఇది ప్రయాజాః యజ్యంతే ప్రైభ్యః ఏభ్యో లోకేభ్యః లోకేభ్యో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ వదతే వదతేభిక్రామం అభిక్రామం జహోతి అభిక్రామమిభిక్రామం జహోత్యభిజిత్యై అభిజిత్యై అభిజిత్యాభిజిత్యై యో వై వై ప్రయాజానాహం ప్రయాజానాహం మిథునం ప్రయాజానామిది ప్రయాజానాహం మిథునం వేద వేద ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే సమిధ సమిధో బహ్వీ సమిధైతి సమ్ ఇధ బహ్వీరివ ఇవ యజతి యజతి తనూనపాతం తనూనపాతమేకం తనూనపాతమితి తనూనపాతం ఏకమివ ఇవ మిథునం మిథునం తదిర ఇడో బహ్వీ బహ్వీరివ ఇవ యజతి యజతి బర్హి బర్హిరేకం ఏకమివ ఇవ మిథునం మిథునం తదేతత్ ఏతద్వై వై ప్రయాజానాం ప్రయాజానాం మిథునం ప్రయాజానామిది ప్రయాజానాం మిథునం యేవం ఏం వేద వేద ప్రజయా పశుభి ప్రజయతి ప్రజయా పశుభిర్మిథునై పశుభిరతి పశుభి మిథునై జాయతే జాయతే దేవానాం దేవానాం వై వా అనిష్టా అనిష్టా దేవతా దేవతా ఆసన్ ఆసన్నథ అథాసురా అసురా యజ్ఞం యజ్ఞమతిఘాగుంసన్ అతిఘాగుంసన్ తే దేవా దేవాగాయత్రీం గాయత్రీం వ్యవహన్ అవహన్ పంచ పంచాక్షరాణి అక్షరాణి ప్రాచీనాని ప్రాచీనాని త్రీణి త్రీణి ప్రతీచీనాని ప్రతీచీనాని తతో వర్మ వర్మయజ్ఞాయ యజ్ఞాయాభవత్ అభవద్వర్మ వర్మయజమానాయ యజమానాయత్ ఎత్ర యాజానో యాజా ప్రయాజానో యాజా విజ్యంతే ప్రయాజానో యాజా ప్రయాజ అను యాజా విజ్యంతే వర్మ వర్మైవ తద్యజ్ఞాయ యజ్ఞాయ క్రియతే క్రియతే వర్మ వర్మయజమానాయ యజమానాయ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై తస్మాత్ భ్రాతృవ్యాభిభూత్యా భ్రాతృవ్యా అభిభూత్యై తస్మాద్వరోథం వరోథం పురస్తాద్ పురస్తాద్వర్షీయ వర్షీయ పశ్చాద్ పశ్చాద్ధృతీయ హృసీయో దేవా దేవా వై వై పురా పురా రక్షోభ్య రక్షోభ్యై రక్షోభ్యై రక్షాభ్యతి స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రయాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రయాజేషు యజ్ఞం ప్రయాజేషి ప్రయాజేషు యజ్ఞం సర్గస్థాప్యం సర్గస్థాప్యమపశ్యన్ సర్గస్థాప్యమితి సంస్థాప్యం అపశ్యంతం తగ్గస్వాహాకారేణ స్వాహాకారేణ ప్రయాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రయాజేషు సం ప్రయాజేషు ప్రయాజేషు సమస్థాపయన్ అస్థాపయంది ఇవై వా ఏతత్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యత్స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రయాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రయాజేషు సర్గస్థాపయంతి ప్రయాజేషి ప్రయాజేషు సర్గస్థాపయంతి ప్రయాజాన్ సర్గస్థాపయంతీతి సంస్థాపయంతి ప్రయాజానిష్వా ప్రయాజాది ప్రయాజాన్ ఇష్వా హవేగుంషి హవేగిషి అభిఘాదయతి ధారయతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యా అథో సంతత్యా ఇది సంతత్యై అథో హవి అథో ఇత్రిథో హవిరేవ ఏవాక అకరథో అథో యథాపూర్వం అథో ఇత్యథో యథాపూర్వముప యథాపూర్వమితి యథాపూర్వం ఉపైతి ఏతి పిత పిత వై వై ప్రయాజా ప్రజా ప్రజా ప్రజాది ప్రయాజా ప్రజానూ యాజా ప్రజేతి ప్రజా అనూజాజాయత్ అనూజాజాత్యనూజాజా ప్రయాజాన్ ప్రజాదిష్ట్వా ప్రజాది ప్రజాన్ ఇష్వా హవీగుంషి హవేదిషిఘారయతి అభిఘారయతి పిత అభిఘారయతేత్యభిఘారయతి పితైవ ఏవత్పుత్రేణ పుత్రేణ సాధారణం సాధారణం కృతే కృతే తస్మాత్ తస్మాదాహో ఆహుయ యైవం ఏం వేద వేదయ యన కథా కథావృత్తస్య వృత్తస్య కేవలం కేవలం కథా కథా సాధారణం సాధారణం పితు పితురితి ఇస్కన్నం అస్కన్నమేవ ఏవత్ప్రయాజేషు రాజేష్విష్టేషు రాజేష్ి ప్రయాజేషు ఇష్టేషు స్కందతి స్కందతి గాయత్రీ గాయత్రేవ ఏవతేన తేన గర్భం గర్భం ధత్తే ధత్తే సా ప్రజా ప్రజా పశూన్ ప్రజాయ ప్రజా పశూన యజమానాయ యజమానాయ ప్రజనయతి జనయతీతి జనయతి చక్షుషి వై చక్షుషీ ఇది చక్షుషి వా ఏతే ఏతే యజ్ఞస్య ఏతేతే యజ్ఞస్య యత్ యదాజ్యభాగౌ ఆజ్యభాగౌ యత్ ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ యదాజ్యభాగౌ ఆజ్యభాగౌ యజతి ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ యజతి చక్షుషీ చక్షుషీ ఏవ చక్షుషీ చక్షుషీ ఏవత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య ప్రతి ప్రతి దధాది దధాది పూర్వార్ధే పూర్వార్ధే జుహోతి, పూర్వార్ధేతి పూర్వార్ధే జుహోతి తస్మాత్, తస్మాత్ పూర్వార్ధే, పూర్వార్ధే చక్షుషీ, పూర్వార్ధేతి పూర్వార్ధే చక్షుషీ ప్రవాహు, చక్షుషీ చక్షుషీ ప్రవాహుజ్జుహోతి, ప్రవాహురితి ప్రవాహుక జుహోతి తస్మాత్, తస్మాత్ ప్రవాహు, ప్రవాహు చక్షుషీ, ప్రవాహురితి ప్రవాహుక చక్షుషీ దేవలోకం, చక్షుషీ చక్షుషీ దేవలోకం వై, దేవలోకమితి దేవాలోకం వా అగ్నినా, అగ్నినా యజమాన, యజమానో అను పశ్యతి, పశ్యతి పితృలోకం, పితృలోకం సోమేన, పితృలోకమితి పితృలోకం సోమేనోత్తరార్ధే, ఉత్తరార్ధే అగ్నే, ఉత్తరార్ధేత్యుత్తరార్ధే అగ్నే జుహోతి, జుహోతి దక్షిణార్ధే, దక్షిణార్ధే సోమాయ, దక్షిణార్ధేతి దక్షిణార్ధే సోమాయం ఏవమివ ఇవ హి హీమౌ ఇమౌ లోకౌ లోకావనయో అనయోర్లోకయో లోకయోరనుఖ్యాప్తి, అనుఖ్యాప్తి రాజానౌ అనుఖ్యాప్యానుఖ్యాప్తి రాజానౌ వై వా ఏతౌ, ఏతౌ దేవతానాం, దేవతానాం యత్ యదగ్నిశోమౌ అగ్నిశోమావంతరా, అగ్నిశోమావిత్యగ్ని సోమౌ అంతరా దేవతాః, దేవతా ఇజ్యేతే, ఇజ్యేతే దేవతానాం, ఇజ్యేతే ఇది ఇజ్యేతే దేవతానాం విధృత్తి, విధృత్తి తస్మాత్, విధృత్యాధృత్తి తస్మాద్రాజ్ఞా, రాజ్ఞా మనుష్యాః, మనుష్యాధృతాః, విధృతా బ్రహ్మవాదినః, విధృతా విధృతాః బ్రహ్మవాదినా వదంతి, బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కిం కిం తత్ తద్యజ్ఞే, యజ్ఞే యజమానః, యజమానః కురుతే, కురుతే ఏనాన్యతోజత, అన్యతోజత అన్యతోజత ఇత్యన్యత చ పశూర్, పశూందాధార దాధారో భయతోజత, ఉభయతోజత ఉభయతోజత ఇభయత చేపి ఇత్రిచం నచ మనోచ్య, అనూచ్యాజ్యభాగస్ అనూచ్యేత్యనూచ్య ఆజ్యభాగస్ దుషాణేన, ఆజ్యభాగస్ేత్యాజ్యాభాగస్ దుషాణేన యజతి, యజతి తేన తేనాన్యతోజత, అన్యతోజతో దాధార అన్యతోజత ఇత్యన్యత దాధారర్థం రచ మనోచ్య, అనోచ్య హరిష, అనోచ్యేత్యనోచ్య హరిష రిచా, రిచా యజతి, యజతి తేన తేనోభయతోజత, ఉభయతోజతో దాధార ఉభయతోజత ఇత్యుభయత దాధారమూర్ధన్వతీ, మూర్ధన్వతీ పురోనువాక్యా, మూర్ధన్వతీతి మూర్ధన్వతీ పురోనువాక్యా భవతి, పురోనువాక్యేతి పునః అనువాక్యా భవతి మూర్ధానం, మూర్ధానమేవ ఏవైనం ఏనకం సమానానాం, సమానానాం కరోతి, కరోతి నియత్వత్యా, నియత్వత్యా యజతి, నియత్వత్యేతి నియత్వత్యా యజతి భ్రాతృవ్యస్య, భ్రాతృవ్యస్యైవ ఏవ పశూన్, పశూన్ని నియవతే, యువతే కేశినం, కేశినగుం హదార్భ్యం, దార్భ్యం కేశీ, కేశీ సాత్యకామి, సాత్యకామిరువాచ సాత్యకామిరి సాత్యకామి వాచ సప్తపదాన, సప్తపదాంతే సప్తపదామితి సప్తపదాం, తే శక్వరీం, శక్వరీతి శ్వః, శ్వో యజ్ఞే, యజ్ఞే ప్రయోక్తాసే, ప్రయోక్తాసేయస్యై, ప్రయోక్తాసేహి ప్రయోక్తాసే యస్యై వీర్యేణ, వీర్యేణ ప్రజాతాన్, జాతాన్ భ్రాతృవ్యాన్, భ్రాతృవ్యాన్ ముదతే, ముదతే ప్రతి ప్రతిదృశ్యమాణాన్, దృశ్యమాణాన్ యస్యై, యస్యై వీర్యేణ, వీర్యేణోభయో ఉభయోర్లోకయో లోకయోజ్యోతి జ్యోతిర్ధత్తే, ధత్తేయస్యై, యస్యై వీర్యేణ, వీర్యేణ పూర్వార్ధేన, పూర్వార్ధేన నద్వాన్, పూర్వార్ధేనేతి పూర్వార్ధేన నద్వాన్ భునక్తి, భునక్తి గఘనార్ధేన, గఘనార్ధేన ధేను, గఘనార్ధేనేతి గఘనార్ధేన ధేనురితి, ఇది పురస్తాల్లక్ష్మా, పురస్తాల్లక్ష్మా పురోనువాక్యా, పురస్తాల్లక్ష్మేతి పురస్తాత్ లక్ష్మా పురోనువాక్యా భవతి, పురోనువాక్యేతి పురః అనువాక్యా భవతి జాతాన్, జాతానేవ ఏవ భ్రాతృవ్యాన్, భ్రాతృవ్యాన్ ప్రణుదతే, మదత ఉపరిష్టాల్లక్ష్మా, ఉపరిష్టాల్లక్ష్మా యాజ్యా, ఉపరిష్టాల్లక్ష్మే త్రిపరిష్టాత్ లక్ష్మా యాజ్యా జనిష్యమాణాన్, జనిష్యమాణానేవ ఏ ప్రతి ప్రతిమృదతే, మృదతే పురస్తాల్లక్ష్మా, పురస్తాల్లక్ష్మా పురోనువాక్యా పురస్తాల్లక్ష్మేతి పురస్తాత్ లక్ష్మా పురోనువాక్యా భవతి, పురోనువాక్యేతి పురః అనువాక్యా భవత్యస్మిన్, అస్మిన్నేవ ఏవ లోకే, లోకే జ్యోతి జ్యోతిర్ధత్తే, దత్త ఉపరిష్టాల్లక్ష్మా, ఉపరిష్టాల్లక్ష్మా యాజ్యా, ఉపరిష్టాల్లక్ష్మే త్రిపరిష్టాత్ లక్ష్మా యాజ్యాముష్మిన్, అముష్మిన్నేవ లోకే లోకే జ్యోతి జ్యోతిర్ధత్తే ధత్తే జ్యోతిష్మంతౌ జ్యోతిష్మంతావస్మై అస్మా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ భవతః భవతో యః ఏవం ఏవం వేద వేదపురస్థానల్లక్ష్మా పురస్థానల్లక్ష్మా పురోణవాహ్యా పురస్థానల్లక్ష్మేతి పురస్థాదేలక్ష్మా పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పర అనువాక్యాస్మాత్ తస్మాత్ పూర్వార్ధేన పూర్వార్ధేన నడ్వాన్ పూర్వార్ధేనేతి పూర్వార్ధేన నడ్వాన్ భునక్తి భునక్తి పరిష్టాల్లక్ష్మా ఉపరిష్టాల్లక్ష్మా యాజ్యా ఉపరిష్టాల్లక్ష్మేతి పరిష్టాద్ లక్ష్మా యాజ్యా తస్మాత్ తస్మాజ్జనార్ధేన జఘనార్ధేన ధేను జఘనార్ధేనేతి జఘన అర్ధేన ధేనుర్య ఏం ఏం వేద వేదభుంత భుంత ఏనం ఏనమేతౌ ఏతౌ వజ్ర వజ్ర ఆజ్యం ఆజ్యం వజ్ర వజ్ర ఆజ్యభాగౌ ఆజ్యభాగౌ వజ్ర ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ వజ్రవషత్కార వషత్కారస్వృతం వషత్కారేషత్కార శ్రుతమేవ శ్రుతమిగ్రేవృతం ఏ వజ్రం వజ్రం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్యేతి సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరతి అరత్యసంవృత్కారం అసంవృత్కారమవగోర్య అసంవృత్కారమిత్యసంవృతకారం అవగోర్యవషట్ అవగోర్యేత్యవగోర్య అషట్కరోతి కరోతి స్తృత్యై స్తృత్యై గాయత్రీ గాయత్రీ పురోణవాక్యా పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పునః అనువాక్యా భవతి త్రిష్టుక్ త్రిష్టుద్యాజ్యా రాజ్యా బ్రహ్మన్న బ్రహ్మన్నైవ క్షత్రం క్షత్రమన్వారంభయతి అన్వారంభయతి తస్మాత్ అన్వారంభయతి ఆరంభయతి తస్మాత్ బ్రాహ్మణ బ్రాహ్మణో ముఖ్య ముఖ్యో ముఖ్య ముఖ్యో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేద ప్ర త్రైవ ఏవైనం ఏనం ప్రోణవాక్యజా ప్రోణవాక్యజా ప్రోణవాక్యేతి పునః అనువాక్యజా ఆహ ప్రణయతి నయతి రాజ్యజా రాజ్యజా గమయతి గమయతి విషత్కారేణ విషత్కారేణ విషత్కారేణేతి విషత్కారేణ ఐవ ఏవైనం ఏనం ప్రోణవాక్యజా ప్రోణవాక్యజా దత్తే ప్రోణవాక్యేతి పునః అనువాక్యజా దత్తే ప్రయచ్చతి యచ్చతి రాజ్యజా యాజ్యజా ప్రతి ప్రతివషట్కారేణ షట్కారేణ స్థాపయతి షట్కారేణేతి షట్కారేణ స్థాపయతి త్రిపదా త్రిపదా పురోణవాక్యా త్రిపదేతి త్రిపదా పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పునః అనువాక్యా భవతి త్రయ త్రయమే ఇమే లోకా లోకాషు ఏష్వేవ ఏవలోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టతి తిష్టతి చతుష్పదా చతుష్పదా యాజ్యా చతుష్పదే విశుభో పద యాజ్యా చతుష్పద చతుష్పదరేవ చతుష్పదే విశుభో పద ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధేద్వ్యక్షర వ్యక్షరోపషత్కార వ్యక్షరైతి ద్వి అక్షర విషట్కారో ద్విపాద్ విషట్కారైతి షట్కార ద్విపాద్యజమాన ద్విపాదిపాద్ యజమాన పశుషు పశుష్వేవ ఏవోపరిష్టాద్ ఉపరిష్టాత్ ప్రతి ప్రతిష్టతి తిష్టతి గాయత్రీ గాయత్రీ పురోనువాక్యా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పునః అనువాక్యా భవతి త్రిష్టుక్ త్రిష్టుద్యాజ్యా యాజ్యైషా ఏషా వై వై సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేరి సప్తాపద శక్వరీ యద్వై ఆ ఏతయా ఏతయా దేవా దేవా అశిక్షన్ అశిక్షన్ తదశక్నువన్ అశక్నువనుజ ఏవం ఏవం వేద వేద శక్నోతి శక్నోత్యేవ ఏవత్తి శిక్షతీతి శిక్షతి ప్రజాపతిర్దేభ్య ప్రజాపతి ప్రజాపతి దేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ సహ వ్యాదిశది ఆదిశత్ స ఆత్మన్ ఆత్మన్నాజ్యం ఆజ్యమసత్త తమ్ తమ్ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్నేష వావయజ్ఞ యజ్ఞోయత్ యదాజ్యం ఆజ్యమపి అప్యేవ ఏవన నోత్ర అత్రాస్తు అస్తి ఇది సహ సో అబ్రవీత్ అబ్రవీద్యజాన్ యజాన్ వహ వాజ్యభాగౌ ఆజ్యభాగావుప ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ ఉపస్త్రణాన్ స్త్రానభి అభిఘారయాన్ ఘారయానితి ఇది తస్మాత్ తస్మాద్యజంతి యజంత్యాజ్యభాగౌ ఆజ్యభాగావుప ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ ఉపస్తృణంతి శృణంత్యభి అభిఘారయంతి ధారయంతి బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ తస్మాత్ సత్యాద్ సత్యాద్యాదయామాని యాతయామాన్యాని యాతయామానీతి యాతయామాని అన్యాని హవీగుంషి హవీగుశ్రయాతయామం యజాతయామమాజ్యం యజాతయామమిజాతయామం ఆజ్యమితి ప్రాజాపత్యం ప్రాజాపత్యమిది ప్రాజాపత్యమితి ప్రాజాపత్యం ఇది బ్రూయాద్ బ్రూయాదయాతయామ అజాతయామాహి అజాతయామేత్యజాతయామా దేవానా దేవానా ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ఛందాగుంసి ఛందాగుంసి దేవేభ్యోప అపాక్రామన్ అక్రామన్న నవ ఓ భాగాని అభాగాని హవ్యం హవ్యం వక్ష్యామ వక్ష్యామితి తేభ్యేతరవత్తం చతురవత్తమధారయన్ చతురవత్తమితి చతు అవత్తం అధారయన్ రోణవాక్యాయై రోణవాక్యాయై యాజ్యాయై రోణవాక్యాయర అనువాక్యాయై యాజ్యాయై దేవతాయై దేవతాయై వషట్కారాయ వషట్కారాయత్ వషట్కారాయేతి వషదేకారాయ యచ్చతురవత్తం చతురవత్తం జుహోతి చతురవత్తమితి చతు అవత్తం జుహోతి ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవత్ప్రేణాది తాన్యస్య అస్య ప్రీతాని ప్రీతాని దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహంతి వహంత్యంగిరస అంగిరసో వై వాత ఇదముత్తమాస్వర్గం ఉత్తమాచ్యుతమా సువర్గం లోకం సువర్గమితి సుమహాగం లోకమాయన్ ఆయన్ తదృషయ ఋషయో యజ్ఞవాస్తు యజ్ఞవాస్వభ్యవాయన్ యజ్ఞవాస్తుకి యజ్ఞవాస్తు అభ్యవాయన్ అభ్యవాయన్నిభీరవాయన్ తే పశ్యన్ అవశ్యం ప్రోడాశం ప్రోడాశం కూర్మం కూర్మం భూతం భూతకం సర్పంతం సర్పంతం తమ్ తమబ్రువన్ అబ్రువన్నింద్రాయ ఇంద్రాయ ధ్రియస్స ధ్రియస్స బృహస్పతయే బృహస్పతయే ధ్రియస్స ధ్రియస్స విశ్వేభ్య విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్యో అధ్రియస్వ ధ్రియస్వేతి ఇది సహ తన నాధ్రియత అధ్రియత తమ్ తమబ్రువన్ అబ్రువన్నగ్నయే అగ్నయే ధ్రియస్స ధ్రియస్వేతి ఇది సహ సోవాగ్నే అగ్నే ధ్రియత అధ్రియత యదాగ్నేయ ఆగ్నేయో అష్టాకపాల అష్టాకపాలో మా మాస్యాయాం అష్టాకపాలయ్యష్టాకపాల మామాస్యాయాం చ మామాస్యాయామిత్యమామాస్యాయాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామిది పౌర్ణమాస్యాం చాక్షిర అర్చితో భవతి భవతి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యభిజిత్తి అభిజిత్తీకం అభిజిత్యాభిజిత్తి సమబ్రువన్ అబ్రువన్ రథాస్థాపాక్త అనుపాక్తోభూవం అనుపాక్తనుపాక్త అభూవమిది ఇత్యబ్రవీత్ అబ్రవీద్యథా యథాక్ష అక్షోనుపాక్త అనుపాక్తోవాక్షది అనుపాక్తనుపాక్త అవార్క్షత్యేవం అవార్క్షతీత్యవార్క్షతి ఏమవ అవారం ఆరతి ఇత్యుపరిష్టాద్ ఉపరిష్టాదభ్యజ్య అభ్యజ్యాధస్తాద్ అభ్యజ్యేత్యభిహాయ అధస్తాదుప ఉపానత్తి అనర్తి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య సమష్యై సమష్యై సర్వాణి సమష్యాక్షై సర్వాణి కపాలాని కపాలా అన్యభి అభిప్రసయతి ప్రసయతి తావత తావత ప్రోడాశాన్ రోడాశా నముష్మిన్ నముష్మిన్ లోకే లోకేభి అభిజయతి యజతి యః యో విదగ్ధ విదగ్ధస్త విదగ్ధ ఇది విదగ్ధ స నైరుత నైరుతో యః నైరుత ఇది నైః ఋత యోశ్రుత అశ్రుతస్త స రౌద్ర రౌద్రో యః యశ్రుత శ్రుతస్త సదేవ సదేవస్తస్మాత్ సదేవ ఇది సదేవ తస్మాదవిదహత అవిదహత శృతంగృత్య అవిదహతేర్వీదహత శృతంగృత్య సదేవత్వాయ శృతంగృత్య సదేవత్వాయ భస్మన సదేవత్వాయ సదేవాయ భస్మనాభి అభివాసయతిస్మాగుంసేన మాగుంసేనాస్థి అస్థి ఛన్నం ఛన్నం వేదేన వేదేనాభి అభివాసయతి వాసయతి తస్మాత్ తస్మాత్కేశై కేశైశ్ర శిరఛన్నం ఛన్నం ప్రచురం ప్రచురం వై ప్రచురమిది ప్రాచురం వా ఏతదస్మాత్ అస్మాల్లోకాత్ లోకాదగతం అగతం దేవలోకం దేవలోకం యత్ దేవలోకమితి దేవాలోకం యత్శ్రుతం శ్రుతకం హరి హరిరనభిఘారితం అనభిఘారితమభిఘార్య అనభిఘారితమిత్యనభిఘారితం అభిఘార్యోర్ అభిఘావ్యేభీఘావ్య ఉద్వాసయతి వాసయతి దేవత్రైతి దేవాత్రమయతి గమయతి యది యేకం ఏకం కపాలం కపాలం నశ్యేత్ నశ్యేదేక ఏకో మాత మాత సంవత్సరస్ సంవత్సరస్యానవేత సంవత్సరస్యేది సంవత్సరస్ అనవేత సత్ అనవేతనవాది సదథ అథ యజమాన యజమాన ప్రమీయేత నీయేత్ నశ్యేతా ద్వే నశ్యేతాం ద్వౌ మాసౌ మాసౌ సంవత్సరస్ సంవత్సరస్యానవేతౌ సంవత్సరస్యేది సంవత్సరస్ అనవేతౌ సమ్ అనవేతనవాదితౌ సమచ అథ యజమాన యజమాన ప్రమీయేత నీయేత సంఖ్యాయ సంఖ్యాయోత్ సంఖ్యాయేతి సంఖ్యాయ ఉద్వాసయతి వాసయతి యజమానస్ యజమానస్ గోపీథాయ గోపీథాయమిది ఇది నశ్యేత్ నశ్యేదాశ్వినం ఆశ్వినం ద్వికపాలం ఏకపాలం ఏకపాలమిది ద్వీకపాలం నిర్వపేత్ అపేద్యావా పృథివ్యం యావా పృథివ్యమేకపాలం యావా పృథివ్యమిది ద్యావా పృథివ్యం ఏకపాలమశ్వినౌ ఏకపాలమిత్యేకాకపాలం అశ్వినౌ వై దేవానాం దేవానాం భిషజౌ భిషజౌ తాభ్యాం తాభ్యామేవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి ద్యావా పృథివ్య యావా పృథివ్య ఏకపాల యావా పృథివ్య ఇది ద్యావా పృథివ్య ఏకకపాలో భవతి ఏకకపాలిత్యేకాకపాలమయో అనయోర్వై వా ఏతత్ ఏతం నశ్యతి నశ్యతి యత్ ఎం నశ్యతి నశ్యత్యనయో అనయోరేవ ఏవైనత్ ఏనద్ధిందతి నిందతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై దేవస్యత్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవే ప్రసవైతి ప్రాసవే ఇది స్యం స్యమా ఆదత్తే దత్తే ప్రసూవృత్యై ప్రసూవృత్యాశ్వినో ప్రసూవృత్యాది ప్రాసూవృత్యై అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామి బాహుభ్యామిది బాహోభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం భూష్ణ భూష్ణమస్తాభ్యాం హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యై శతభృష్టి శతభృష్టిరసి శతభృష్టిమి శతభృష్టి అసి వానస్పత్య వానస్పత్యోద్విషత ద్విషతో వధ వధ ఇది ఇత్యాహ ఆహ వజ్రం వజ్రమేవ ఏవత్ తత్సం సద్దృశ్యతి శతి భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరిష్యన్ ప్రహరిష్యన్ స్తంభజు ప్రహరిష్యన్నిజు ప్రహరిష్యన్ స్తంభజుర్హరది స్తంభజులి స్తంభజు హరత్యేతావతి ఏతావతి వై వై పృథివీ పృథివీ యావతి యావతి వేది వేదిస్తావత ఏతావదేవ ఏభ్రాతృవ్యం భ్రాతృవ్యం నిర్భజతి భజజుస్మాత్ తస్మాన్న నా భాగం భాగం నిర్భజంతి భజంతి త్రిహరది హరది త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏభ్యవ ఏనం ఏనం లోకేభ్యోకేభ్యో నిర్భజతి భజతి తూష్ణీం తూష్ణీం చతుర్థం చతుర్థకం హరతి హరత్యపరిమితాత్ అపరిమితాదేవ అపరిమితాదిత్యపరిమితాత్ ఏనం ఏనం నిర్భజతి భజత్యుత్ ఉద్ధంది హంతి యత్ ఎదేవ ఏవాస్యాహ అస్యామేధ్యం అమేధ్యం తత్ తదప అపహంతి అంత్యుత్ ఉద్ధంది హంతి తస్మాత్ తస్మాదోషభయ ఓషధయ పరా పరాభవంతి భవంతి మూలం మూలం చినత్తి చినత్తి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ ఏవ మూలం మూలం చినత్తి చినత్తి పితృదేవత్యాః పితృదేవత్యాతిఖాతా పితృదేవత్యేతి పితృదేవత్యాః అతిఖాతే గతీ అతిఖాతేతి ఖాతా యతీం ఖనతి ఖనతి ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినేతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంమితాం యజ్ఞముఖేనేతి యజ్ఞముఖేన సంమితామా సంమితామిది సంహితాం ఆ ప్రతిష్టాయై ప్రతిష్టాయై ఖనతి ప్రతిష్టాయాహి ప్రతిష్టాయై ఖనతి యజమానం యజమానమేవ ఏ ప్రతిష్టాం ప్రతిష్టాం గమయతి ప్రతిష్టామిది ప్రతిష్టాం గమయతి దక్షిణతః దక్షిణతో వృషీయసీం వృషీయసీం కరోతి కరోతి దేవగజనస్య దేవగజనస్యైవ యజనస్యేతిరేవ యజనస్య ఏ రూపం రూపమహ అథపురీషవతీ పురీషవతీం కరోతి పురీషవతీమితి పురీషావతీ కరోతి ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వై పశవ పశవస్పురీషం పురీషం ప్రజయా ప్రజయవ ప్రజేతి ప్రజయా ఏదం ఏనం పశుభై పశుభస్పురీషవంతం పశుభరి పశుభి పురీషవంతం కరోతి పురీషవంతమితి పురీషావంతం కరోత్యుత్తరం ఉత్తరం పరిగ్రాహం ఉత్తరమిమోధనం పరిగ్రాహం పరి పరిగ్రాహమితి పరిగ్రాహం పరిగృహాది గృహాత్యేతావతీ ఏతావతీ వై వై పృథివీ పృథివీ యావతీ యావతీ వేది వేదిస్తస్యాహ తస్యాహేతావతః ఏతావత ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం నిర్భజ్య నిర్భజ్యాత్మనే నిర్భజ్యేతిని భజ్య ఆత్మన ఉత్తరం ఉత్తరం పరిగ్రాహం ఉత్తరమచిరోతరం పరిగ్రాహం పరి పరిగ్రాహమతి పరిగ్రాహం పరిగృహాది గృహాది క్రూరం క్రూరమిద ఇవ వై వా ఏతత్ కరోతి కరోతి యద్వేదిం వేదిం కరోతి కరోతి ధా అసి అసి స్వధా స్వధా అసి సభేది సాధా అసీతి యోజిప్యే యోజిప్యే శాంతి శాంతి ప్రోక్షణీ ప్రోక్షణీరా ప్రోక్షణీరి ప్రావక్షణీ ఆచారయతి సాధయత్యాప ఆభో వై వైరక్షోఘ్నీ రక్షోఘ్ని రక్షసా రక్షోఘ్నేరి రక్షాఘ్నీ రక్షసామపహత్యై అపహత్యై స్థ్యస్య అపహత్యాహత్యై స్థ్యస్య వర్త్మన్ వర్త్మన్ సాధయతి సాధయతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యేయం సంతత్యాది సాంతత్యై ఇదం దృశ్యాత్ దృశ్యాత్తం సంధ్యాయేత్ ధ్యాయేచ్ఛుచా శుచైవ ఏవైనం ఏనమర్పయతి అర్పయతీర్పయతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదిన వదంతి అద్భిర్ అద్భిరహవీపుంషి అద్భిరిత్యదభి హవీపుంషి ప్ర ప్రౌక్షీ ప్రౌక్షీకేన కేనాప అప ఇది ఇది బ్రహ్మణ బ్రహ్మణేతి ఇది బ్రూజాత్ బ్రూజాద్భి అద్భిర్హి అద్భిరిత్యదభి హవీపుంషి హవీపుంషి ప్రోక్షతి ప్రోక్షతి బ్రహ్మణ ప్రోక్షతేది ప్రోక్షతి బ్రహ్మణాప అప యుద్ధ్మాబరిహ్మాబరిహి ప్ర యుద్ధ్మాబరిహిర్యుద్ధ్మాబరిహి ప్రోక్షతి ఉక్షతి మేధ్యం మేధ్యమేవ ఏదైనత్ ఏనత్ కరోతి కరోతి వేదిం వేదిం ప్ర ప్రోక్షతి ఉక్షత్యక్షా యక్షా వై వా ఏషా ఏషా లోమత అలోమకా మేధ్యా అమేధ్యాయత్ యద్వేది వేదిర్మేధ్యా మేధ్యామేవ ఏవైనా ఏనా కరోతి కరోతి దివే దివే త్వాంతరిక్షాయ అంతరిక్షాయ పృథివ్యై పృథివ్యై తేతి ఇది బరిహి బరిహిరాసాద్య ఆసాద్య ప్ర ఆసాద్యేత్యాసాద్య రోక్షతి రోక్షత్యేభ్యేభ్య ఏవైనత్ ఏనల్లోకేభ్యోకేభ్య ప్ర రోక్షతి రోక్షతి క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్కరోతి కరోతి యత్ యత్ఖనతి ఖనత్యప అపోని నినయతి నయతి శాంతై శాంతీ పురస్తాత్ పురస్తాత్ ప్రస్తరం ప్రస్తరం గృహాది ప్రస్తరమతి ప్రస్తరం గృహాది ముఖ్యం ముఖ్యమేవ ఏదైనం ఏనం కరోతి కరోతి ఇయంతం ఇయంతం గృహాది గృహాది ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినేతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంమితం యజ్ఞముఖేనేతి యజ్ఞముఖేన సంమితం బరిహి సంమితమితి సంమితం బరిహిస్తృణాది సృణాది ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై బరిహి బరిహిపృథివీ పృథివీ వేది వేది ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏ పృథివ్యాం పృథివ్యాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్యనదిదృష్ణ్యం అనదిదృష్ణ్యగ్రణాది అనదిదృష్ణ్యమిత్యనదిదృష్ణ్యం సృణాది ప్రజా ప్రజయవ ప్రజయేరి ప్రజయా ఏవైనం ఏనం పశుభిర్ పశుభిరనదిదృష్ణ్యం పశుభిరి పశుభి అనదిదృష్ణ్యం కరోతి అనదిదృష్ణ్యమిత్యనదిదృష్ణ్యం కరోత్యుత్తరం ఉత్తరం పరిహిష ఉత్తరమిత్యోతరం పరిహిష ప్రస్తరం ప్రస్తరకం సాధయతి ప్రస్తరమితి ప్రాస్తరం సాధయతి ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై బరిహి బరిహిర్యజమాన యజమానః ప్రస్తర ప్రస్తరో యజమానం ప్రస్తర ఇది ప్రస్తర యజమానమేవ ఏవాయజమానాద్ అయజమానాదు ఉత్తరం కరోతి ఉత్తరమిత్యుదోత్తరం కరోతి తస్మాత్ తస్మాద్యజమాన యజమానో యజమానాత్ అయజమానాదుత్తర ఉత్తరోంత ఉత్తరమిత్యుదోత్తర అంతర్దధాది దాది ద్రావృత్తి వ్యావృత్యా అనక్తి వ్యావృత్యా ఇది ఆవృత్తి అనక్తి హవిష్కృతం హవిష్కృతమేవ హవిష్కృతమితి హవిహేకృతం ఏవైనం ఏనకం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి త్రేధా ఏధానక్తి అనక్తి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏభ్యేవైనం ఏనం లోకేభ్య లోకేభ్యో నక్తి అనక్తి న ప్రతి ప్రతిశమాతి శృణాయత్ ప్రతిశృణీయాత్ ప్రతిశృణీయాదనోర్ధ్వం భావకం ప్రతిశృణీయాది ప్రతిశృణీయాత్ అనోర్ధ్వం భావకం యజమానస్ అనోర్ధ్వం భావకమిత్యనోర్ధ్వం భావకం యజమానస్ సత్ సుపరి ఉపరీవ ఇవ ప్రహరతి హరత్యుపరి ఉపరీవ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకోని నియచ్చతి యచ్చతి వృష్టిం వృష్టిమేవ ఏవాస్మైని అస్మైని నియచ్చతి యచ్చతి నాత్యగ్రం అత్యగ్రం ప్ర అత్యగ్రమిత్యది అగ్రం ప్రహరేత్ హరేద్యత్యగ్రం అత్యగ్రం ప్రహరేత్ అత్యగ్రమిత్యది అగ్రం ప్రహరేదత్యాసారిణీ ప్రహరేది ప్రాహరేత్ అత్యాసారిణ్యధ్వర్యో అత్యాసారిణీత్యది ఆసారిణీ ధ్వర్యోర్నాశుకా నాశుకా స్యాత్ యాన్న పురస్తాత్ పురస్తాద్ది ప్రత్యేత్ పురస్తాత్ పురస్తాత్ ప్రత్యేత్ ప్రత్యేత్ స్వర్గాత్ ప్రత్యేది ప్రతి అస్యేత్ స్వర్గాల్లోకాత్ స్వర్గాది సువహాగాత్ లోకాద్యజమానం యజమానం ప్రతి ప్రతిపదేత్ ఉదేత్ ప్రాంచం ప్రాంచం ప్రహరతి హరతి యజమానం యజమానమేవ ఏవ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి విష్వంచం విష్వంచం వియుయాత్ వియుయాద్యత్ యద్విష్వంచం విష్వంచం వియుయాత్ వియుయాత్ స్త్రీ వియుయాదితి వియుయాత్ స్త్రి అస్య అస్య జాయేత జాయేతోర్ధ్వం ఊర్ధ్వముత్ ఉద్యౌతి యౌత్యోర్ధ్వం ఊర్ధ్వమివ ఇవ హి పుంస పుంస కుమాన్ కుమానేవ ఏవాస్య అస్య జాయతే జాయతే యత్ యత్స్థ్యేన స్థ్యేన వా ఉపవేశేన ఉపవేశేన వా ఉపదేశేణేతి వా దేశేన వా యోయుప్యేత యోయుప్యేత స్త్రిభిః స్త్రిరేవ ఏవాస్య అస్య సా హస్తేన హస్తేన యోయుప్యతే యోయుప్యతే యజమానస్య యజమానస్య గోవీసాయ గోవీసాయ బ్రహ్మవాదినః బ్రహ్మవాదిన వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి యజ్ఞస్య యజ్ఞస్య యజమానః యజమాన ఇది ప్రస్తరః ప్రస్తరైతి ప్రాస్తర ఇది తస్య క్వ క్వ సువర్గః సువర్గో లోకః సువర్గ ఇది సువహాగః లోక ఇత్యాహవనీయః ఆహవనీయ ఇది ఆహవనీయ ఇత్యాహవనీయః బ్రూయాత్ బ్రూయాద్యత్ ప్రస్తరం ప్రస్తరమాహవనీయే ప్రస్తరమిది ప్రాస్తరం ఆహవనీయే ప్రహరతి ఆహవనీయ ఇత్యాహవనీయే ప్రహరతి యజమానం ప్రహరతీది ప్రాహరతి యజమానమేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి వై వా ఏతత్ ఏతద్యజమాన యజమానో లిషతే లిషతేయత్ యత్ప్రస్తరం ప్రస్తరం యోజిప్యంతే ప్రస్తరమిది ప్రాస్తరం యోజిప్యంతే బలిషిః పరిగిరణ అనుప్ర ప్రహరతి ప్రతిశాంత్యై శాంత్యా అనారంభణ అనారంభణ ఇవ అనారంభణ ఇత్యనారంభణ ఇవ వై వా ఏతర్హి ఏతర్హ్యధ్వర్యో అధ్వర్యుః సహ స ఈశ్వర ఈశ్వరో వేపణ ఏపణో భవితో భవితోర్ధ్రువా ధ్రువాసి అసీతి ఇతీమాం ఇమామభి అభిమృశతి మృశతీయం ఇయం వై వై ధ్రువా ధ్రువాస్యాం తస్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి నవేపన వేపనో భవతి అగ్నిరితి అగ్నిరిత్యగ్ని ఇత్యాహ ఆహగత్ యద్బ్రూయాత్ బ్రూయాదగన్ అగన్నగ్ని అగ్నిరితి ఇత్యగ్నౌ అగ్నావగ్నిం అగ్నిం గమయేత్ గమయేన్ని నిర్యజమానం యజమానకం సువర్గాత్ స్వర్గాల్లోకాత్ సువర్గాది స్వహాకాత్ లోకాద్భజేత్ భజేతగన్ అగన్మితి బ్రూజాత్ బ్రూజాద్జమానం యజమానమేవ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి స్వహాగం లోకం గమయతి గమయతీతి గమయతి అర్ఘే స్త్రియ ప్రజోజ్యాగుంస యాజాగుంసో భ్రాతర భ్రాతర ఆసందన ఆసంతే దేవేభ్యో హవ్యం హవ్యం వహంత వహంత ప్రామీయంత అమీయంత సహ సోగ్ని అగ్నిరబిభేద్ అబిభేదిత్థం ఇత్థం వావ వావస్యః స్యార్తిం ఆర్తిమా ఆరిష్యతి అరిష్యతీతి ఇది సహ అనిరాయత నిరాయత సహ సోపః అపః ప్రావిశత్ అవిషత్తం తమ్ దేవతాః దేవతాః ప్రైషం ప్రైషమైచ్ఛన్ ప్రైషమితి ప్రాయేషం ఐచ్ఛంతం తమ్ మత్స్యః మత్స్యః ప్రాబ్రవీత్ బ్రవీత్యాధియాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ్యాధ అస్మాన్మత్స్యం మత్స్యం ధియా ధియా ధియా ఘనంది ధియా ధియేతి ధియార్ధియ ఘనంది శప్త శప్తో హి హితం తమను అన్వవిందన్ అవిందంతం తమబ్రువన్ అబ్రువన్నుప ఉపన ఆవర్తస్వ కర్తస్వ హవ్యం హవ్యన్న మోహ అహేతి ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్వరం పరం వృణై వృణయ్యదేవృహీతృహీత్యాహుతస్ అహుతస్ బహిఃపరిధి బహిఃపరిధి స్కందాద్ బహిఃపరిధీతి బహిపరిధి స్కందాత్తత్ తన్మే మేభ్రాతృణ భాగృణ భాగేయం భాగేయమసత్ భాగేయమితి భాగేయమ్ అసదితి ఇది తస్మాత్ తస్మాద్యద్గృహీత్యాహుతస్ అహుతస్ బహిఃపరిధి బహిఃపరిధి స్కందతి బహిఃపరిధీతి బహిపరిధి స్కందాగేయం భాగేయం తాన్ భాగేయమితి భాగేయమ్ తానేవ ఏవతేన తేన ప్రేణాది ప్రేణాది పరిధీన్ పరిధీన్ పరి పరిధీమితి పరిధీన్ పరిదధాది దాది రక్షసామపహత్యై అపహత్యై సమ్ అపహత్యాపహత్యై సర్గస్పర్శయతి స్పర్శయతి రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ న అనన్వచారాయేత్యనోనవచారాయ న పురస్తాత్ పురస్తాత్పరి పరిదధాది దాద్యాదిత్య ఆదిత్యో హి హ్యేవ ఏవోద్యన్ ఉద్యన్ పురస్తాత్ ఉద్యన్నిత్యుతయన్ పురస్తాద్రక్షాగంసి రక్షాగస్య బహంతి అవహంతి ఊర్ధ్వే అవహంతీత్యవహంతి ఊర్ధ్వే సమిధౌ ఊర్ధ్వే ఇత్యూర్ధ్వే సమిధావా సమిధావితి సంవిధౌ ఆదధాది దాద్యుపరిష్టాద్ ఉపరిష్టాదేవ రక్షాగుంసి రక్షాగస్యప అవహంతి హంతీరుషా యజుషాన్యాం అన్యాం తూష్ణీం తూష్ణీమన్యాం అన్యాం విసనత్వాయ విసనత్వాయ ద్వే విసనత్వాయేతి విసనత్వాయ ద్వే ఆ ద్వే ఇది ద్వే ఆదధాది దాది ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై బ్రహ్మవాదిన ప్రతిష్ఠత్యాది ప్రతిష్ఠత్యై బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహ సు త్వయి వయ్యచేత యజేతయ యో యజ్ఞస్య యజ్ఞస్యార్త్యా ఆర్త్యావసీయాన్ వసీయాన్ స్యాద్ స్యాది ఇది భూపతయే భూపతయే స్వాహ భూపతయ ఇది భూపతయే స్వాహ భువనపతయే భువనపతయే స్వాహ భువనపతయే ఇది భువనాపతయే స్వాహ భూతానాం భూతానాం పతయే పతయే స్వాహ స్వాహేతి ఇది స్కన్నం స్కన్నమను అనుమంత్రవేత మంత్రవేత యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ తత్ తదార్త్యా ఆర్త్యా యజమాన యజమానో వసీయాన్ వసీయాన్ భవతి భవతి భూయసీ భూయసీ దేవతా ప్రీణాతి ప్రీణాతి జామి జామి వై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య క్రియతే క్రియతే యత్ ఇదన్వంచౌ అన్వంచౌ పురోడాశౌ రోడాశాపాగుంషు యాజం ఉపాగుంషు యాజమంతరా ఉపాగుంషు యాజమిపాగుంషు యాజం అంతరా యజతి యజత్యజామిత్రాయ యజామిత్రాయాథో అజామిత్రాయేత్యజామిత్రాయ అథో మిథునత్వాయ అథో ఇత్యథో మిథునత్వాయాగ్నిః మిథునత్వాయేతి మిథునత్వాయ అగ్నిరముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఆసీత్ ఆసీద్యమ యమోస్మిన్ అస్మిన్ తే దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నా ఏత ఇతేమౌ ఇమౌ విపరి పర్యూహామ ఊహామేతి ఇత్యన్నాద్యేన అన్నాద్యేన దేవాః అన్నాద్యేనేత్యన్న అద్యేన దేవా అగ్నిమ్ అగ్నిముపామంత్రయంత ఉపామంత్రయంత రాజ్యేన ఉపామంత్రయంతేత్యుపామంత్రయంత రాజ్యేన పితర ఇతరో యమం యమం తస్మాత్ తస్మాదగ్ని అగ్నిర్దేవానా దేవానామన్నాద అన్నాదో యమ అన్నాదైత్యన్న అద యమస్తి తృణాం రాజా రాజాయ ఏం వేద వేద ప్రరాజ్యం రాజ్యమన్నాద్యం అన్నాద్యమాప్నోతి అన్నాద్యమిన్నాద్యం ఆప్నోతి తస్మై తస్మా ఏతద్ ఏతద్భాగేయం భాగేయం ప్ర భాగేయమితి భాగేయం ఆయచ్చన్ అయచ్చమయత్ యదగ్నే అగ్నే సృష్టకృతే సృష్టకృతే పద్యంతి సృష్టకృతీ సృష్టాకృతే అపద్యంతి యత్ అపద్యంతీత్యపద్యంతి యదగ్నే అగ్నే సృష్టకృతే సృష్టకృతే పద్యతి సృష్టకృతీ సృష్టాకృతే అవద్యతి భాగేయన అవద్యతీత్యవాద్యతి భాగేయన భాగేయనేది భాగేయన ఏ తద్రుద్రం రుద్రకంసం సమర్థయతి అర్థయతి సకృత్సకృత్ సకృత్సకృత సకృత్సకృతి సకృత్ సకృత్ అవద్యతి యతి సకృత్ సకృదివ ఇవ హి రుద్ర రుద్ర ఉత్తరార్థాద్ ఉత్తరార్థావ ఉత్తరార్థాదిత్యుత్తర అర్థాద్ అవద్యతి యేషా ఏషా వై వై రుద్రస్య రుద్రస్య దిక్ ఇక్స్వాయాం సాయామేవ ఏ దిశి దిశి రుద్రం రుద్రం నిరవదయతే నిరవదయతేద్భి నిరవదయతని అవదయతే ద్విరభి అభిఘాదయతి భారయతి చతుర్వర్తస్య చతుర్వర్తస్యాప్తీ చతుర్వర్తస్యేతి చతురో అవర్తస్య ఆప్తీ పశవ పశవో వై వై పూర్వాహ పూర్వా ఆహుదయ ఆహుదయ ఏష ఆహుతయ ఇద్యాహుతయ ఏష రుద్ర రుద్రోయత్ యదగ్ని అగ్నిర్యత్పూర్వాహ పూర్వా ఆహుతీ ఆహుతీరభి ఆహుతీరిత్యాహుతీ అభిజుభుజాద్ విభుజాద్రుద్రాయ రుద్రాయ పశూన్ పశూనమి అపి దధ్యాద్ దధ్యాద పశు అపశుర్యజమాన యజమాన సత్ సదతిహాయ అతిహాయ పూర్వాహ అతిహాయేత్యతిహాయ పూర్వా ఆహుతీ ఆహుతీరోతి ఆహుతీరిత్యాహుతీ జుహోతి పశూనా పశూనాం గోపీథాయ గోపీథాయేతి గోపీథాయ మనః పృథివ్యా పృథివ్యాయజ్ఞేయం యజ్ఞేయమైచ్ఛత్ అయచ్చత్ స ఘృతం ఘృతం నిషిక్తం నిషిక్తమవిందత్ నిషిక్తమితి నీసిక్తం అవ్యవిందత్ సోబ్రవీత్ అబ్రవీత్ కోహస్య అస్యేశ్వర ఈశ్వరో యజ్ఞే యజ్ఞేతి అది కర్తో కర్తోరి ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాం మిత్రావరుణ మిత్రావరుణ గో మిత్రావరుణి మిత్రావరుణ గోరేవ ఏవాం ఆవమీశ్వర ఈశ్వరౌ కర్తో కర్తో స్వ స ఇది ఇది తౌ తౌ తోగాం రాగుంసం సమైరేవాం ఏదయరాగుంసా సాయత్ర న్యక్రామత్ ఎత్ర న్యక్రామత్త న్యక్రామజిని అక్రామత్ తో ఘృతం ఘృతమపీడ్యత అపీడ్యతస్మాత్ తస్మాద్ఘృతపదీ ఘృతపద్యుచ్యతే ఘృతపదీతి ఘృతపదీ ఉచ్యతే తత్ తదస్యై అస్యై జన్మ జన్మోపహూతం ఉపహూతకం రసంతరం ఉపహూతమిత్యుపాహూతం రసంతరగం సహ రసంతరమజిరథం రమం సహ పృథివ్యా పృథివ్యేతి ఇత్యాహ ఆహేయం ఇయం వై వైరసంతరం రథంతరమిమాం రథంతరమజిరథం ధరం ఇమామేవ ఏవ సహ సహాన్నాద్యేన అన్నాద్యేనోప అన్నాద్యేనేత్యున్న అద్యేన ఉపహ్వయరే వయత ఉపహూతం ఉపహూతం వామదేవ్యం ఉపహూతమిత్యుపాహూతం వామదేవ్యం సహ వామదేవ్యమితి వామదేవ్యం సహాంతరిక్షేణ అంతరిక్షేణేతి ఇత్యాహ ఆహ పశవ పశవో వై వై వామదేవ్యం వామదేవ్యం పశూన్ వామదేవ్యమితి వామదేవ్యం పశూనేవ ఏవ సహ సహాంతరిక్షేణ అంతరిక్షేణోప ఉపహ్వయతే వయత ఉపహూతం ఉపహూతం బృహత్ ఉపహూతమిత్యుపాహూతం బృహత్ సహ సహ దివా దివేతి ఇత్యాహ ఆహైరం ఐరం వై వై బృహత్ బృహదిరాహం ఇవామేవ ఏవ సహ సహ దివా దివోప ఉపహ్వయతే వయత ఉపహూతా ఉపహూతా సప్త ఉపహూతా ఇత్యుపాహూతా సప్త హోత్రా హోత్రా ఇత్యాహ ఆహ హోత్రా హోత్రోప ఉపహ్వయతే అయత ఉపహూత ఉపహూతేను ఉపహూతేపాహూత ధేను సహర్షభ సహర్షభేతి సహర్షభేతి సహర్షభా ఇత్యాహ ఆహ మిథునం మిథునమేవ ఏోప ఉపహ్వయతే అయత ఉపహూత ఉపహూతో భక్ష ఉపహూతూత భక్షసఖా సఖేతి ఇత్యాహ ఆహ సోమపీఠం సోమపీఠమేవ సోమపీఠమితి సోమాపీఠం ఏోప ఉపహ్వయతే అయత ఉపహూత ఉపహూత ఉపభూత హూత హో ఇహ ఆహాత్మానం ఆత్మానమేవ ఏోప ఉపహ్వయతే వేద ఆత్మా ఆత్మాది ఉపహూతానా ఉపహూతానాం వశిష్ట ఉపహూతానామిత్యుపహూతానాం వశిష్ఠయామప ఉపహ్వయతే వయదే పశవ పశవో వై వా ఇలా పశూన్ పశూనేవ ఏోప ఉపహ్వయతే వయతే చతు చతుర్ప ఉపహ్వయతే వయతే చతుష్పాద చతుష్పాదో హి చతుష్పాద చతుర్పాద హి పశవ పశవో మానవీ మానవీతి ఇత్యాహ ఆహమను మాధురి హ్యేతాం ఏతామగ్రే అగ్రే పశ్యత్ అపశ్యద్ ఘృతపదీ ఘృతపదీతి ఘృతపదీతి ఘృతపదీ ఇత్యాహ ఆహయత్ ఎదేవ ఏవాస్యై అస్యై పరాత్ పరాద్ఘృతం ఘృతమపీడ్యత అపీడ్యత తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహ మైత్రావరుణీ మైత్రావరుణీతి మైత్రావరుణీతి మైత్రావరుణీ ఇత్యాహ ఆహ మిత్రావరుణౌ మిత్రావరుణౌ హి మిత్రావరుణావితి మిత్రావరుణౌ ఏనాగం సమైరయతాం సమైరయతాం బ్రహ్మ సమైరయతామితి సంరయతాం బ్రహ్మదేవృతం దేవృతముపహూతం దేవృతమితి దేవృతం ఉపహూతమిది ఉపహూతమిపహూతం ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మైవ ఏోప ఉపహ్వయతే వయతే దైవ్యా ఆహ దైవ్యా అధ్వర్యవ అధ్వర్యవ ఉపహూతా ఉపహూత అపహూత ఉపహూత ఇత్యుపాహూత ఉపహూతమనుష్యాహ ఉపహూత ఇత్యుపాహూత మనుష్యా ఇది ఇత్యాహ ఆహ దేవమనుష్యాన్ దేవమనుష్యానేవ దేవమనుష్యానితి దేవమనుష్యాన్ ఏోప ఉపహ్వయతే వయతే ఇమం ఇమం యజ్ఞం యజ్ఞమవాన్ అబాలయే యజ్ఞపతి యజ్ఞపతిం వర్ధాన్ యజ్ఞపతిమితి యజ్ఞాపతి వర్ధానితి ఇత్యాహ ఆహ యజ్ఞాయ యజ్ఞాయ చైవ యజమానాయ యజమానాయ చాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాత్తే శాస్త ఉపహూతే ఉపహూతే ద్యావా పృథివీ ఉపహూతే ఇతిహూతే ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఇత్యాహ ఆహ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఏవ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏోప ఉపహ్వయతే వయతే పూర్వజే పూర్వజే ఋతావరీ పూర్వజే ఇది పూర్వజే ఋతావరీ ఇది ఋతావరీ ఋతావరీ ఇత్యాహ ఆహ పూర్వజే పూర్వజే హి పూర్వజే ఇది పూర్వజే ఏతే ఏతే ఋతావరీ ఏతే ఇత్యేతే ఋతావరీ దేవీ ఋతావరీ ఇత్యతావరీ దేవీ దేవపుత్రే దేవీ దేవీ దేవపుత్రే ఇది దేవపుత్రే ఇది దేవపుత్రే ఇత్యాహ ఆహ దేవీ దేవీ హి దేవీ ఇది దేవీ ఏతే ఏతే దేవపుత్రే ఏతే ఇత్యేతే దేవపుత్రే ఉపహూత దేవపుత్రే ఇది దేవపుత్రే ఉపహూతోయం ఉపహూత ఇత్యుపహూత అయం యజమాన యజమాన ఇది ఇత్యాహ ఆహ యజమానం యజమానమేవ ఏోప ఉపహ్వయతే అయత ఉత్తరస్యాం ఉత్తరస్యాం దేవయజ్యాయాం ఉత్తరస్యామిత్యుత్తరస్యాం దేవయజ్యాయామపహూత దేవయజ్యాయామితి దేవయజ్యాయాం ఉపహూతో భూయసి ఉపహూతరిత్యుపాహూత భూయతి హవిష్కరణే అవిష్కరణ ఉపహూత అవిష్కరణ ఇహవికరణే ఉపహూతో దివ్యే ఉపహూతరిత్యుపాహూత దివ్యే ధామన్ ధామన్నుపహూత ఉపహూతరితి ఉపహూతరిత్యుపాహూత ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వా ఉత్తరా ఉత్తరా దేవయజ్యా ఉత్తరేత్యుపరా దేవయజ్యా పశవ దేవయజ్యేతి దేవయజ్యా పశవో భూయ భూయోహ విష్కరణం అవిష్కరణం సువర్గ అవిష్కరణమితి హవి కరణం సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకో దివ్యం దివ్యం ధామ ధామేదం ఇదమసి అసీదం ఇదమసి అసీతి యజ్ఞయం ప్రియం ధామ ధామోప ఉపహృజతే విశ్వమస్య ప్రియం ప్రియముపహూతం ఉపహూతమితి ఉపహూతమిుపాహూతం ఇలాహ ఆహాసంబట్కారం అసంబట్కారమే అసంబట్కారమిసంబటకారం ఏవోప ఉపహృయతే వయతీ హృయతే అశవో వై ఇడా ఇడా స్వయం స్వయమా ఆదత్తే దత్తే కామం కామమే ఏవాత్మన ఆత్మన పశూనా పశూనామా ఆదత్తే దత్తేన నహి న్య అన్య కామం కామం పశూనా పశూనా ప్రయచ్చతి ప్రయచ్చతి వాచ ప్రయచ్చతీతి ప్రయచ్చతి వాచస్పతయే పతయే స్వాహుతం హుతం ప్రాశ్నామి అశ్నామీతి ఇత్యాహ నాహవాచం వాచమేవ ఏవ భాగభేదేన భాగభేదేన ప్రీణాతి భాగభేదేనేతి భాగభేదేన ప్రీణాతి సదస సదసస్పతయే పతయే త్వాహుతం హుతం ప్రాశ్నామి అశ్నామీతి ఇత్యాహ ఆహ సగాకృత్యై సగాకృత్యై చతురవత్తం సగాకృత్యా ఇది సగాకృత్యై చతురవత్తం భవతి చతురవత్తమితి చతుర అవత్తం భవతి హవి హవిర్వై వై చతురవత్తం చతురవత్తం పశవ చతురవత్తమితి చతుర అవత్తం పశవశ్చతురవత్తం చతురవత్తం యత్ చతురవత్తమితి చతుర అవత్తం యద్ధోదా హోదా ప్రాశ్నీయాద్ ప్రాశ్నీయాద్ధోదా ప్రాశ్నీయాది ప్రాశ్నీయాద్ హోదార్తిం ఆర్తిమా ఆర్క్షేత్ విచ్ఛేద్యత్ యదగ్నౌ అగ్నౌ జుహుజాత్ జుహుజాద్ రుద్రాయ రుద్రాయ పశూన్ పశూనపి అపి దధ్యాత్ దధ్యాత పశు అపశుర్యజమాన యజమాన సద్ సద్వాచ వాచస్పతే పతయే త్వాహుతం హుతం ప్రాశ్నామి కృష్ణామీతి ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమేవ పరోక్షమితి పర అక్షం ఏవైనత్ ఏనజ్జుహోతి జుహోతి సదస సదసస్పతయే పతయే త్వాహుతం హుతం ప్రాశ్నామి కృష్ణామీతి ఇత్యాహ ఆహ స్వగాకృత్యై స్వగాకృత్యై స్వగాకృత్యా స్వగాకృత్యై ప్రాశ్నంతి అశ్నంతి తీర్థే తీర్థ ఏవ ప్రాశ్నంతి అశ్నంతి దక్షిణా దక్షిణా దాతి దాతి తీర్థే తీర్థ ఏవ దక్షిణా దక్షిణా దాతి దాతి వి వై వా ఏతత్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యత్ ఎన్మధ్యత మధ్యత ప్రాశ్నంతి ప్రాశ్నంత్యర్థి ప్రాశ్నంతీతి ప్రాశ్నంతి అభ్యర్మార్జయంతే అభ్యర్థ్యతర్భి మార్జయంత ఆపహ ఆపో వై వై సర్వాహ సర్వా దేవతాహ దేవతాదేవతాభిరేవ ఏవ యజ్ఞం యజ్ఞపుంసం సంతంబంతి తన్వంతి దేవాహ దేవా వై వై యజ్ఞాద్ యజ్ఞాద్రుద్రం రుద్రమంత అంతరాయన్ ఆయన్ సహ స యజ్ఞం యజ్ఞమవిధ్యత్ అవిధ్యత్తం తం దేవాహ దేవా అభి అభితం సమగచ్చంత అగచ్చంత కల్పదాం కల్పదాన్న న ఇదం ఇదమిది ఇది తే అబ్రువన్ అబ్రువన్ శ్రేష్టం శ్రేష్టం వై శ్రేష్టమిది సోరిష్టం వై న ఇదం ఇదం భవిష్యతి భవిష్యతి యత్ యదిమం ఇమకం రాధయిష్యామ రాధయిష్యామయతి ఇది తత్సృష్టకృత సృష్టకృత సృష్టకృత్వం సృష్టకృత ఇది సృష్టాకృత సృష్టకృత్వం మహ్య సృష్టకృత్వమిది సృష్టకృతత్వం తస్యావిద్ధం ఆవిద్ధన్ని ఆవిద్ధమిత్రావిద్ధం నిరగ్రంథన్ అగ్రంథన యవేన యవేన సంవితం సంవితం తస్మాత్ సంవితమిది సంవితం తస్మాద్వమాత్రం యవమాత్రమవ యవమాత్రమిది యవ మాత్రం అవద్యేత్ ేద్యాయోపద్యేత్ అవద్యేద్రోపజేత్ అవద్యేరిత్యవాద్యేత్ రోపజేత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య యత్ యదుప ఉప చృణీయాత్ స్తృణీయాదభి అభి చారయేత్ ఘారయేద్భేదసర్గస్వాయి భేదసర్గస్వాయి కురయాత్ ఉభేదసర్గస్వాయీభేద సర్గస్వాయి కురయాదవదాయ అవదాయాభి అవదాయేత్యవాదాయ అభిఘాదయతి ధారయతి ద్విత్సం సంపద్యతే అర్జితే ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాదితి ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యైత్ ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత్యై ప్రత్యశ్చీనం ఇరశ్చీనమతిహరేత్ అతిహరేదనభివిద్ధం అతిహరేదిత్యతిహరేత్ అనభివిద్ధం యజ్ఞస్య అనభివిద్ధమిత్యనభివిద్ధం యజ్ఞస్యాభి అభివిద్ధ్యేత్ విద్ధ్యేదగ్రేణ అగ్రేణ పరి పరిహరతి హరతి తీర్థేన తీర్థేనైవ ఏవ పరి పరిహరతి హరతి తత్ తత్పూష్ణే పూష్ణే పరి పర్యహరన్ అహరన్ తత్ తద్భూషా భూషా ప్రాశ్య ప్రాశ్య దతః రాశ్వేతి ప్రాశ్య రథోరుణత్ అరుణత్తస్మాత్ తస్మాత్ పూషా పూషా ప్రవిష్టభాగ ప్రవిష్టభాగో దంతక ప్రవిష్టభాగైతి ప్రవిష్టాభాగ అదంతకో హి ఇదం తమ్ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్వి ఇవై వా అయమ్ అయమా ఆర్ధి ఆర్ధిప్రాశిత్రియ ఆశిత్రియో వై అప్రాశిత్రియేత్య ప్రాశిత్రియ వా అయమ్ అయమభూత్ అభూదితి ఇది తద్బృహస్పతయే బృహస్పతయే పరి పర్యహరన్ అహరాన్ సహ సో బిభేద్ అబిభేద్ బృహస్పతి బృహస్పతిరిత్థం ఇత్థం వావ వావస్య ఆర్తిం ఆర్తిమా ఆరిష్యతి అరిష్యతీతి సహ సేతం ఏతం మంత్రం మంత్రమవశ్యత్ అవశ్యత్ సూర్యస్య సూర్యస్ చక్షుషా చక్షుషా ప్రతి ప్రతిపశ్యామి పశ్యామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్న నహి హి సూర్యస్య సూర్యస్య చక్షు చక్షు కిం కించన చన హినస్తి హినస్తి సహ స్వబిభేద్ అబిభేద్ ప్రతిగృహంతం ప్రతిగృహంతం మా ప్రతిగృహంత ప్రతిగృహంతం మా హిగుంసిష్యతి హిగుంసిష్యతీతి ఇది దేవస్య దేవస్య సవితో సవితః ప్రసవే ప్రసవే శ్నో ప్రసవైతి ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణ బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యాం ప్రతి ప్రతిగృహామి గృహామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్ సవితృప్రసూద సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏనత్ ఏన బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభిః దేవతాభిః ప్రతి ప్రత్యగృహాద్ అగృహాత్ సహ స్వబిభేద్ అభిభేద్ ప్రాశ్యంతం ప్రాశ్యంతం మా ప్రాశ్యంతమితి ప్రాశ్యంతం మా హిగుంసిష్యతి హిగుంసిష్యతీతి ఇత్యగ్నేః అగ్నే స్వా ఆస్యేన ఆస్యేన ప్రాశ్యామి అశ్నామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్న నహి స్యగ్నేః అగ్నేరాస్యం ఆస్యం కిం కించన చన హినస్తి హినస్తి సహ స్వబిభేద్ అభిభేద్ ప్రాశితం ప్రాశితం మా ప్రాశితమితి ప్రాశితం మా హిగుంసిష్యతి హిగుంసిష్యతీతి ఇది బ్రాహ్మణస్య బ్రాహ్మణస్యోదరేణ ఉదరేణేతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్న నహి బ్రాహ్మణస్య బ్రాహ్మణస్యోదరం ఉదరం కిం కించన చన హినస్తి హినస్తి బృహస్పతే బృహస్పతేర్బ్రహ్మణ బ్రహ్మణేతి ఇది సహ సహి హిర్బ్రహ్మిష్ట బ్రహ్మిష్టోప అపవై వా ఏతస్మాత్ ఏతస్మాత్ ప్రాణా ప్రాణా క్రామంతి ప్రాణా ప్రాణా క్రామంతియ ఇష్ప్రాశిత్రం ప్రాశిత్రం రాశ్నాతి ప్రాశిత్రమితి ప్రాశిత్రం ప్రాశ్నాద్ది రాశ్నాది ప్రాశ్నాది అభ్యర్మా ఆర్జయి అభ్యర్చి మార్జయి ప్రాణాన్ ప్రాణాన్ సమ్ ప్రాణాలి ప్రాణాన్ సంవృషతే వృషతే మృతం అమృతం వై వై ప్రాణా ప్రాణామృతం ప్రాణా ప్రాణా అమృతమాప ఆప ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాలి ప్రాణాన్ యథాస్థానం యథాస్థానముప యథాస్థానమిది యథాస్థానం ఉపస్వయతే అజత ఇది స్వయతే అగ్నిధ ఆ అగ్నిధ ఇత్యగ్నిధే ఆదధాతి దాత్యగ్నిముఖాన్ అగ్నిముఖానేవ అగ్నిముఖానిత్యగ్నిముఖాన్ ఏవర్తూన్ ఋతూన్ ప్రేణాది ప్రేణాది సమిధం సమిధమా సమిధమితి సంవిధం ఆదధాతి దాత్యుత్తరాసాం ఉత్తరాసామాహుదీనాం ఉత్తరాసామిత్యుత్తరాసాం ఆహుదీనాం ప్రతిష్ఠిత్యై ఆహుదీనామిత్యాహుదీనాం ప్రతిష్ఠిత్యా అసో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అసో సమిద్వతి అసో ఇత్యసో సమిద్వత్యేవ సమిద్వతీతి సమిద్వతి ఏవ జుహోతి జుహోతి పరిధీన్ పరిధీన్సం పరిధీనిది పరిధీన్ సమ్మహర్షి మహర్షి పునాతి పునాత్యేవ ఏవైనాన్ ఏనాం సకృత్సకృత్ సకృత్సకృత్సం సకృత్సకృతి సకృతే సకృత్. సన్మాహర్షి మహర్షిపరాన్ పరామివ ఇవహి ఏతర్హి ఏతర్హి యజ్ఞ యజ్ఞశతు చతుస్సం సంవద్యతే పద్యతే చతుష్పాద చతుష్పాద పశవ చతుష్పాదరి చతు పాద పశవ పశూన్ పశూనేవ ఏవ అవరుంధే రుంధే బ్రహ్మన్ బ్రహ్మన్ ప్రస్థాశ్యామ స్థాశ్యామీ ఇత్యాహ ఆహాత్ర అత్ర వై వా ఏతర్హి ఏతర్హి యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతో యత్ర యత్ర బ్రహ్మా బ్రహ్మా యత్ర యత్రైవ ఏవ యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతస్తత తతదేవ ఏవైనం ఏనమా ఆరభతే రభతే యత్ యద్ధస్తేన హస్తేన ప్రమీవేత్ ప్రమీవేగ్వేపన ప్రమీవేది ప్రామీవేత్ వేపన సద్ సద్ద్యీర్ష్ణా శీర్ష్ణా శీర్షక్తిమాన్ శీర్షక్తిమాన్ సద్ శీర్షక్తిమాన్ శీర్షక్తిమాన్ సద్యత్ోష్ణీ తోష్ణీమాసీత ఆసీతృత్త అసంవృత్త యజ్ఞ అసంవృత్తసంవృత్త యజ్ఞ సత్తిష్ట తిష్టేతిబ్రూయాద్ బ్రూయాద్వాచి ఆచి వై వై యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతో ఏయజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతస్తత తతదేవ ఏవైనం వేదగుంసం సంప్రయచ్చతి యతి సవిద సవిదరేత ఏదత్తే ప్రాహ ఆహేతి ఇత్యాహ ఆహ ప్రసూద్యై ప్రసూద్యై బృహస్పతి ప్రసూద్యాది ప్రసూద్యై బృహస్పతిర్బ్రహ్మా బ్రహ్మేతి ఇత్యాహ ఆహత సహి హి బ్రహ్మిష్ట బ్రహ్మిష్టస్థ సయజ్ఞం యజ్ఞం పాహి ఆహిత సయజ్ఞపతి యజ్ఞపతిం పాహి యజ్ఞపతి యజ్ఞాపతి పాహి సమాం మాం పాహి పాహీతి ఇత్యాహ ఆహయజ్ఞాయ యజ్ఞాయ యజమానాయ యజమానాయాత్మనే ఆత్మనేతేభ్య తేభ్యరేవ ఏవాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాస్తే శాస్తేనాహర్తి అనాహర్త్యా ఆశ్రావ్య ఆశ్రావ్యాహ ఆశ్రావ్యేత్యాశ్రావ్య ఆహ దేవాన్ దేవాజ యజేతి ఇది బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతీష్టా ఇష్టా దేవత దేవత అథ అథ కతమే కతమ ఏతే ఏతే దేవా దేవా ఇది ఛందాగుంసి ఛందాగుంసీతి ఇది బ్రూయాద్ బ్రూయాద్గాయత్రీం గాయత్రీం పృష్ఠభం పృష్ఠభం జగతీం జగతీమితి ఇత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుర్బ్రాహ్మణా బ్రాహ్మణా వై వై ఛందాగుంసి ఛందాగుంసీతి ఇది తాన్ తానేవ ఏవత్ తర్జతి యజతి దేవానా దేవానా వై వా ఇష్టా ఇష్టాదేవత దేవత ఆసన్ ఆసన్నత అథాగ్ని అగ్నిర్న నోద్ ఉదజ్వలత్ అజ్వలత్తం తమ్ దేవా దేవా ఆహుతీభి ఆహుతీభిరనుయాజేషు ఆహుతీభిరిత్యాహుతీభి అనుయాజేష్ను అనుయాజేష్నుయాజేషు అన్వవిందన్ అవిందనయజనుయాజాన్ అనుజాజాన్ యజతి అనుజాజానిత్యనుయాజాన్ యజత్యగ్ని అగ్నిమేవ ఏవత్ తత్సం సమింధే ఇంధ ఏతదు ఏతదుర్వై వై నామ నామాసుర ఆసుర ఆసీత్ ఆసీత్ సహ స ఏతర్హి ఏతర్హి యజ్ఞస్య యజ్ఞస్యాశిషం ఆశిషమవృంత ఆశిషమిత్యాశిషం అవృంతయత్ యద్బ్రూయాత్ బ్రూయాదేతత్ ఏతదు ఉద్యావా పృథివీ యావా పృథివీ భద్రం యావా పృథివీ ద్యావా పృథివీ భద్రమభూద్ అభూదివి ఇత్యేతదు ఏతదుమేవ ఏవాసురం ఆసురం యజ్ఞస్య యజ్ఞస్యాశిషం ఆశిషం గమయేత్ ఆశిషమిత్యాశిషం గమయేదిదం ఇదం ద్యావా పృథివీ యావా పృథివీ భద్రం యావా పృథివీ ద్యావా పృథివీ భద్రమభూద్ అభూదివి ఇత్యేవ ఏ బ్రూయాద్ బ్రూయాద్యజమానం యజమానమేవ యజ్ఞస్య యజ్ఞస్యాశిషం ఆశిషం గమయతి ఆశిషమిత్యా ఆశిషం గమయత్రార్ధ్మ ఆర్ధ్మసూక్తవాకం సూక్తవాకముత సూక్తవాకమితి సూక్తవాకం ఉత నమోవాకం నమోవాకమితి నమోవాకమితి నమహావాకం ఇత్యాహ ఆహేదం ఇదవరాత్స్మ అరాత్స్మేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహోపశ్రుతః ఉపశ్రుతో దివ ఉపశ్రుత ఇత్యుపశ్రుతః దివ పృథివ్యో పృథివ్యోరి ఇత్యాహ ఆహ ద్యావా పృథివ్యో యావా పృథివ్యోరి యావా పృథివ్యోరి ద్యావా ఆ పృథివ్యో యజ్ఞ యజ్ఞ ఉపశ్రుతః ఉపశ్రుత ఓమన్వతీ ఉపశ్రుత ఇత్యుపశ్రుతః ఓమన్వతీతే ఓమన్వతీ ఇత్యోమన్వతీ అస్మిన్ యజ్ఞే యజ్ఞే యజమాన యజమాన ద్యావా పృథివీ ద్యావా పృథివీ తాహం ద్యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ స్థామిది ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే ఆస్తే యద్బ్రూయాద్ బ్రూయాత్ సూపావసానా సూపావసానా చ సూపావసానేతి సూపావసానా చ సభ్యవసానా సభ్యవసానా చ సభ్యవసానేతి సో అభ్యవసానా చేతి ప్రమాయుక ప్రమాయుక యజమాన ప్రమాయుకై ప్రమాయుక యజమాన సద్ సద్యదాహి ప్రమీయతే ప్రమీయతే స ప్రమీయత ఇది ప్రమీయతే అసేవా ఇమాముపావస్యతి ఉపావస్యతి సూపచరణ అవావస్యతిప అవస్యతి సూపచరణా చ సూపచరణేతి సూపచరణా చస్వభిచరణ సుభిచరణా చరణేతి సోమభిచరణా చేతి బ్రూయాద్ బ్రూయాద్వరీయసీం వరీయసీమే ఏవాస్మై అస్మై గవ్యూహిం గవ్యూహిమా ఆశాస్తే శాస్తేన మత్ ప్రమాయుక ప్రమాయుకో భవతి ప్రమాయుక ఇది ప్రమాయుక తయోరావిది ఆవిద్యగ్ని ఆవిదీత్యా ఆవిది అగ్నిదం ఇదగం హవి అవిరజుషత అజుషతేతి ఇత్యాహ ఆహయా యా అయాక్ష్మ అయాక్ష్మదేవత ఆహ దేవతాస్తా తా అరీరధామ అరీరధామేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహయత్ ఎన్న నిర్దిశేత్ నిర్దిశేత్ ప్రతివేశం నిర్దిశేద్దిశేత్ ప్రతివేశం యజ్ఞస్ ప్రతివేశమిది ప్రతివేశం యజ్ఞస్యాశీ ఆశీర్గచ్చేత్ ఆశీర్త్యా ఆశీ గచ్చేదా ఆశాస్తే శాస్తేయం యజం యజమాన యజమానోసౌ అసావితి ఇత్యాహ ఆహ నిర్దిశ్య నిర్దిశ్యైవ నిర్దిశ్యేతి నిహేదిశ్య ఏవైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి అమయత్యాయు ఆయురా ఆశాస్తే శాస్తే సుప్రజాస్వం సుప్రజాస్వమా సుప్రజాస్వమితి సుప్రజాత్వం ఆశాస్తే శాస్తరితి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే సజాతవనస్యాం సజాతవనస్యామా సజాతవనస్యామితి సజాతవనస్యాం ఆశాస్తే శాస్తరితి ఇత్యాహ ఆహ ప్రాణా ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా వై సజాతాః సజాతాః ప్రాణాన్ సజాతా ఇది సజాతాః ప్రాణామేవ ప్రాణామితి ప్రాణాన్ ఏవన నాంతః అంతరేతి ఏతిదత్ తదగ్నిః అగ్నిర్దేవః దేవో దేవేభ్యః దేవేభ్యో వనతే వనతే వయమ్ వయమగ్నేః అగ్నేర్మానుషాః మానుషా ఇతి ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో వనతే వనతే వయమ్ అయం మనుష్యేభ్యః మనుష్యేభ్య ఇతి ఇతి వావ వావైతద్ ఏతదాహ ఆహేహ ఇహ గతిః అతిర్వామస్య వామస్యేదమ్ ఇదం చ నమః నమో దేవేభ్యః దేవేభ్య ఇతి ఇత్యాహ ఆహయాః కాశ్చ చైవ ఏవ దేవతాః దేవతా యజతి యజతియాః కాశ్చ చ న మతాభ్యః తాభ్య ఏవ ఏవోభీభ్యః ఉభయీభ్యో నమః నమస్కరోతి కరోత్యాత్మనః ఆత్మనో నార్తి నార్త్యాహిత్యనార్తి ఏవా వై వై యజ్ఞస్య యజ్ఞస్య సుగాకర్తారం సుగాకర్తారం న సుగాకర్తారమితి సుగాకర్తారం నావిందన్ అవిందంతే తే సంయం సంయం వారహస్పత్యం సంయమితి సాంద్యం వారహస్పత్యమబ్రువన్ అబ్రువన్నిమం ఇమన్న నవయజ్ఞం యజ్ఞగ్రస్వగా స్వగాకురు స్వగేతి సాగా కుర్విటి ఇది సహ సోబ్రవీత్ అబ్రవీద్వరం వరం వృణై వృణయ్యత్వ ఏవాబ్రాహ్మణోక్త అబ్రాహ్మణోక్తో అశ్రద్ధాన అబ్రాహ్మణోక్త ఇత్యబ్రాహ్మణ ఉక్త అశ్రద్ధానో యజాతై అశ్రద్ధాన ఇత్యశ్రదే దధాన యజాతై సా మే యజ్ఞాశీ ఆశీరసత్ ఆశీరిత్యాశీ అసదితి తస్మాద్బ్రాహ్మణోక్త అబ్రాహ్మణోక్తో అశ్వద్ధాన అబ్రాహ్మణోక్తబ్రాహ్మణ ఉక్త అశ్వద్ధానో యజతే అశ్వద్ధాన ఇత్యశ్వద్ధాన యజతే సంయుం సంయుమేవ సంయమితి సాంయుం ఏ బారహస్పత్యం బారహస్పత్యం యజ్ఞాశీ ఆశీర్గచ్చతి ఆశీర్త్యాశీ గచ్చత్యేతత్ ఏతన్మమ మమేతి ఇత్యబ్రవీత్ అబ్రవీత్ కిం కిం మే మే ప్రజాయాః ప్రజాయా ఇతి ప్రజాయాః ఇతి యః చోపగురాతై అపగురాతై శతేన అపగురాతాదిత్యపగురాతై శతేన యాతయాత్ యాతయాద్యః యో నిహనత్ నిహనత్ సహస్రేణ నిహనదితి నిహనత్ సహస్రేణ యాతయాత్ యాతయాద్యః యో లోహితం లోహితం కరవత్ కరవద్యావత యావత ప్రస్కర్య ప్రస్కర్య వాగుంసూన్ ప్రస్కర్యేది ప్రాస్కర్య వాగుంసూన్ సంగృహాత్ సంగృహాత్వత సంగృహాది సంగృహాత్ తావత్ సంవత్సరాన్ సంవత్సరాన్ పితృలోకం సంవత్సరాది సంవత్సరాన్ పితృలోకం నృలోకమితి పితృలోకం న ప్రజానాత్ జానాది తస్మాత్ తస్మాద్బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ నాప అపగురేత గురేతన నని నిహన్యాత్ అన్యాన్న నలోహితం లోహితం కుర్యాత్ కుర్యావేతావత ఏతావతాః ఏనసావతి సంయోరా సంయోరితి సంయోః ప్రవృణీమహే వృణీమహరితి ఇత్యాహ ఆహ యజ్ఞం యజ్ఞమేవ ఏ తత్సగా సగా కరోతి సగేతి స్వాగా కరోతిత్ తచ్చయో సంయోరా సంయోరితి సంయోః ఆవృణీమహే వృణీమహరితి ఇత్యాహ ఆహ సంయుం సంయుమేవ సంయమితి సంయుం ఏ వారహస్పత్యం వారహస్పత్యం భాగభేదేన భాగభేదేన సమ్ భాగభేదేనేతి భాగభేదేన సమర్థయతి అర్థయతి గాతుం గాతుం యజ్ఞాయ యజ్ఞాయ గాతుం గాతుం యజ్ఞపతయే యజ్ఞపతయతి యజ్ఞాపతయే ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యా ఆశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే సోమం సోమం యజతి యజతేద ప్రేత ఏ తత్ తద్ది దాది తుష్టారం తుష్టారం యజతి యజతి రేత రేత ఏం హితం తుష్టారూపాణి రూపాణి వికరోతి కరోతి దేవానా పత్నీ పత్నీ యజతి యజతి మిథునత్వాయ మిథునత్వాయాగ్ని మిథునత్వాయేతి మిథునాత్వాయ అగ్ని గృహపతిం గృహపతిం యజతి గృహపతిమితి గృహాపతి యజతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై జామి ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై జామి వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య క్రియతే క్రియతే యత్ యదాజ్యేన ఆజ్యేన ప్రయాజాః ప్రయాజా యుజ్యంతే యాజా ఇది ప్రయాజాః యుజ్యంత ఆజ్యేన ఆజ్యేన పత్నీ సంయాజాః పత్నీ సంయాజా ఋచం పత్నీ సంయాజా ఇది పత్నీ సంయాజాః రచ మనోచ్య అనోచ పత్నీ సంయాజానాహం అనోచ్యేత్యనోచ్య పత్నీ సంయాజానా ఋచ పత్నీ సంయాజానామిది పత్నీ సంయాజానాహం ఋచాయుజతి ఇదత్తిదామిత్వాయ అజామిత్వాయ అథో అజామిత్వాయే త్యజామిత్వాయ అథో విచునత్వాయ అథో ఇత్యథో విచునత్వాయ పంక్తిప్రాయణ విచునత్వాయేతి విచునాత్వాయ పంక్తిప్రాయణో వై పంక్తిప్రాయణ ఇది పంక్తిప్రాయణ వై యజ్ఞ యజ్ఞ పంక్తిదయన పంక్తిదయన పంచ పంక్తిదయన ఇది పంక్తి ఉదయన పంచ ప్రయాజా ప్రయాజా యుజ్యంతే ప్రయాజా ఇది ప్రయాజా యుజ్యంతే చత్వార చత్వారత్నీ సంయాజా పత్నీ సంయాజాస్తమిష్టయజు పత్నీ సంయాజా ఇది పత్నీ సంయాజా సమిష్టయజు పంచమం సమిష్టయజుమితి సమంతయజు పంచమం పంక్తిం పంక్తిమేవ ఏవాను అను ప్రయంతి ప్రయంతి పంక్తిం ప్రయంతేది ప్రయంతి పంక్తిమను అనూ ఉద్యంతి యంతీతి యంతి యుక్ష్వాహి ఇదే బహూతమాన్ ఏవూతమాగం అశ్వాన్ ఏవూతమానిది దేవాహూతమాన్ అశ్వాగం అగ్నే అగ్నే రథీ రథీరివ ఇవేతీవ నిహోత హోతా పూర్వ్య పూర్వ్యసద సద ఇది సద ఉతన నో దేవ దేవదేవాన్ దేవాగం అక్ష అక్షావోచ వోచో విదుష్కర విదుష్కర ఇది విదుహోతర షద్విశ్వా విశ్వా వార్యా వార్యా ఋధి ఋధీతి తగుంహ హయత్ష్యవిష్య సహతూనో సూనవాహుత ఆహుతేహుత వృతావాయ వృతావేత్యుతావాహ్నిో భువ భువ ఇది భువ అయమగ్ని అగ్నిస్తహస్త్రిణ సహస్త్రిణో వాజస్ శతిన శతినస్పతి పతిరిపతి మూలంధారవి కవీరీనా రజీనామిజిరజీనా తన్నేమి నేమి ప్రభవ ప్రభవో యథా యథా ఆ నమస్వ నమస్వ సభూతి సహోజిభి సహోజిభి నేలీయో యజ్ఞం యజ్ఞమంగిర అంగిర ఇత్యంగిర తస్మై నూనం నూనమభిద్యవే అభిద్యవే వాచా అభిద్యవైత్యభిద్యవే వాచా విరూప విరూప నిత్యయా విరూపేరూప నిత్యవే వినిత్యయా కృష్ణే చోదస్వ చోదస్వ సుష్టుతిం సుష్టుతిమిది సోస్తుతిం అమో ఉష్విత్ అగ్నే అగ్నేరపాకదక్షసాకదక్షసాగదక్ష పణింగోషు గోషుస్తరామహే స్తరామహరి స్తరామహే మాన మమ దేవానా దేవానాం విష విష ప్రస్నాదీ ప్రస్నాదీర ప్రస్నాదీరి ప్రస్నాదీ గోస్రా ఉస్రాస్రా ప్రసన్న నహాసు ఆసురఘ్నియా అఘ్నియాయా మాన అతమస్ రూఢ్య రూఢ్య పరిద్వేషస పరిద్వేషసో అగుంహతి పరిద్వేషసైతి పరిద్వేషస అగుంహతిగుంహతి ఊర్మిర్న నావం నావమా ఆవధీర్ వధీరి వధీర్ నమస్తే హేర్ణే అర్ధమోజసే ఓజసే గృణంది గృణంది దేవకృష్టయ కృష్టయ ఇది కృష్టయ అమైనమిత్రం అమిత్రమర్దయ అర్దయేర్దయ కోవిత్సు సున లోకవిష్టయే గవిష్టయేగ్నే గవిష్టయైతి గోష్టయే అగ్నే సంవేషిష సంవేషిషో రయిం సంవేషిష ఇది సంవేషిష రయమితి రయిం ఉరుగురు గురుగ్రిత్యురు వరుణ నస్కృతి కృధీరిధి మాన అస్మిన్ అస్మిన్మహాధనే మహాధనే పరా మహాధన ఇది మహాధనే పరావర్గ వర్భారభృత్ భారభృద్యథా భారభృతి భారభృత్ యథేతి యథా సంవర్గం సం సంవర్గమితి సంవర్గం సగం రయిం రయింజయ రయేతి జయ అన్యమస్మద్ అస్మద్భియై ధియా ఇయమ్ ఇయమగ్నే అగ్నే సుషక్తు సుషక్తు దుక్షిణా దుక్షిణేతి దుక్షిణా వర్ధాన నో అమవత్ అమవచ్చవ అమవదిత్యమావత్ శవరీ శవ యస్యాదిషత్ అదుషన్నమస్విన నమస్విన శమీ శమీ మదుర్ముఖస్ మదుర్ముఖస్ వా మదుర్ముఖస్ముఖస్ వేది వా తంఘ ఘేత్ ఇదగ్ని అగ్నిర్వృధా వృధావతి అవతీత్యవతి పరస్యా అధి అధి సంవత సంవతోవరాన్ సంవత ఇది సాంవత అవరాగం అభి అభ్యా ఆతర తదేతుకర యత్రాహం అహమస్మి అస్మితాన్ ఆగ్న అవ అవేత్యవ విద్మాహి హితే పురా పురా వయమ్ వయమగ్నే అగ్నే పితుః పితుర్యథా యథావస అవస ఇవస అధారే హే సుమ్నం సుమ్నమీమహే ీమహ ఇమహే య ఉగ్ర ఉగ్ర ఇవ ఇవ శర్య శర్యమశంగ శర్యేతి శర్యమశంగో నిగ్మశంగ ఇది తిగ్మాశంగ నగుంసక వగుంసక ఇది వగుంసక అగ్నే పుర పురోరోజిథ రురోజిజేతి రురోజిథ సహాయస్తం సంవహ సంయంచం సంయంచమిషం ఇషద్భిస్తోమం సోమంచ చార్గనే అర్గనే వరిశిష్టాయ క్షిదీనా క్షిదీనామూర్జ ఊర్జో నే నే సహస్వతే సహస్వత ఇది సహస్వతే సగం సమిత్ సగం సమితి సం సంవసే దివసే వృషమ్ వృషమ్నగ్నే అగ్నే విశ్వాని విశ్వాణ్యర్య ర్య ఆ ఏత్యా ఇడస్పదే పదే సం సమిధ్యసే యుధ్యసే సహ సన నో వసూని వసూన్యా ఆభర భరేతి భర ప్రజాపతే సహ ప్రజాపతేతి ప్రజాపతే సవేద వేద సోమాభూషణ సోమాభూషణే సోమాభూషణేతి సోమాభూషణ ఇమో దేవౌ దేవాది దేవౌ కుషంతస్వా స్వాహవామహే వామహ కుషంత కుషంతస్తం సమిధీమహి విధీమహీతి ధీమహి కుషన్వషద ఉషత ఆవహ వహ పితృన్ పితృన్ హవిషే హవిషే అత్తవే అత్తవరిత్యత్తవే కరుం సోమ సోమ ప్రతిగిత ప్రతిగితో మనీషా ప్రతిగితైతి ప్రాచిగిత మనీషాత్వం సర్వం రజిష్టం రజిష్టమను అనునేషి నేషి పంథాం పంథామతి పంథాం తప ప్రణీతి ప్రణీతి పితర ప్రణీతి ప్రాణీతి పితరో నహిందో ఇందో దేవేషు ఇందో ఇది ఇందో దేవేషు రత్నం రత్నముఖమింద అభిషన్ధీరాహ తయాతర సోమ సోమపూర్వే పూర్వే కర్మాణి కర్మాణి చక్రో చక్రపోమాన పౌమాన్ధీరాహీరాధీరాహ మన్మన్నపాద అపాదపరిధీన్ పరిధీగుమ్రఫ పరిధీమితి పరిధీన్ అపోర్ణో పూర్ణవీరేభిరశ్రైలైః అశ్రైర్మఘవా మఘవాభవ మఘవేతి మఘాపరః భవాన్ నైతిన తదం సోమ సోమపితృభి పితృభి సంవిధాన పితృభిరితి పితృభి సంవిధానో సంవిధాన ఇది సంవిధాన అనుద్యావా పృథివీ యావా పృథివీ ఆ యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆతనంథ తదంతే పితృంథ తస్మైతే ఇందో ఇందో హరుషా ఇందో ఇది ఇందో హరుషా విధేమ విధేమ వయమ్ విరగ్రస్యామ యామ పదయ పదయోరీనా రీణామితిరీనా అగ్నిష్వాత్తాస్పితర అగ్నిష్వాత్తాగ్ని స్వాత్తా ఇతర ఆ ఏహ ఇహ గచ్చత గచ్చత సదస్సద సదస్సదస్సద సదస్సద ఇది సద సద సదసు ప్రణీతయ సుప్రణీతయ ఇది సో ప్రణీతయ అత్తా హరీగుంషి హరీగుంషి ప్రయతాని ప్రయతాని బలిషి ప్రయతాని ప్రాయతాని బలిషిషయం రయం సర్వీరం సర్వీరం దధాదన సర్వీరమితి సర్వీరం దధాదనేది దధాదన బలిషదస్పితర బలిషద ఇది బలి సద ఇతర ఊతీ ఊత్యర్వాద్ అర్వాగిమా ఇమావహ ఓహవ్యా హవ్యా చక్రమ చక్రమా యుషధ్వం యుషధ్వమితి యుషధ్వం త ఆ ఆగత గతావస అవసా శంతమేన శంతమేనాథ శంతమేనేతిశం తమేన అథాస్మభ్యం అస్మభ్యపుంసం అస్మభ్యమిస్మాభ్యం సంయో యోరప అరపో దాత దాతేతి దాత ఆహం అహం పితృన్ పితృన్ సువిదత్రాన్ సువిదత్రాగుం అవిచ్చి సువిదత్రానికి సువిదత్రాన్ అవిచ్చిన పాదం నపాదం చవిక్రమణం విక్రమణం విక్రమణమితి విక్రమణం కృష్ణోహ విష్ణోరి కృష్ణోహ బలిషదోయే బలిషదరికి బలిషద ఏ సధయా సధయా సుతస్య సుధయేతి స్వాధయా సుతస్య భజంత భజంత విత్త విత్తస్తే తరిహ ఇహాగమిష్టా ఆగమిష్టా ఇత్యాగమిష్టా ఉపహూత ఇతర ఉపహూతా ఇతిహూత ఇతర సోమ్యాస సోమ్యాసో బలిహిష్యేషు బలిహిష్యేషు నిధిషు నిధిషు ప్రియేషు నిధిష్విని నీతిషు ప్రియేష్విని ప్రియేషు ఆ ఆగమంతు గమంతు ఇహ ఇహ శ్రువంతు శ్రువంతుధి అధిబ్రువంతు బ్రువంతు అవంతు అవంతస్మాన్ అస్మానిత్యస్మాన్ ఉదీరతాం ఈరతామవరే అవనవుత్ ఉత్పరాస పరాసవుత్ ఉన్మధ్యమా మధ్యమా పితర ఇతర సోమ్యాస సోమ్యాస ఇది సోమ్యాస అసంయే యీయు ఈదురవృతా అవృకారతజ్ఞాస్తేజ్ఞాయిజ్ఞాన నోవంతు అవంతు పితర పితరో హవేషు హవేష్మితి హవేషు ఇదం పితృభ్య పితృభ్యో నమ పితృభ్య ఇది పితృభ్య నమో అస్సు అస్మద్య అద్యే ఏ పూర్వాస పూర్వాసో య ఉపరాస ఉపరాస ఈయు ఈయుయు ఏ పార్థివే పార్థివే రజసి రజత్యా ఆ నిషత్తా నిషత్తా ఏ నిషత్తా ఇది నీసత్తా ఏ వా నూనం నూనకం సువృజనాసు సువృజనాసు వీక్షు సువృజనాశ్రీ సువృజనాసు వీక్షితి వీక్షు అథాయథాన నస్పితర ఇతర పరాస పరాస ప్రత్నాస ప్రత్నాసో అగ్నే అగ్నరుతం ఋతమాశుషాణా ఆశుషాణా ఇత్యాశుషాణా శుచీర్ ఇదయన్ అయన్ దీధి దీధి ముక్తశాస ఉత్తశాస క్షామ ఉత్తశాస ఇత్యుత్థశాస క్షామాభిందంత భిందంతో అరుణీ అరుణీరప అపబ్రన్ బ్రన్నిది బ్రన్ ఎదగ్నే అగ్నే కవ్యవాహన కవ్యవాహన పితృన్ కవ్యవాహనేతి కవ్యవాహన పితృన్ యక్షి యక్షితావృధ తృతావృధయత్రితావృధ ప్రచ హవ్యాని హవ్యాని వక్ష్యతి వక్ష్యతి దేవేభ్య దేవేభ్యశ్చ చ పితృభ్య పితృభ్య పితృభ్యతి పితృభ్య ఏత్యా సమగ్నే అగ్నీడిత ఈడితో జాతవేద జాతవేదో వాత్ జాతవేద ఇది జాతవేద ఆడ్ధవ్యాని హవ్యాని సురభీణి సురభీణి కృత్వేది కృత్వా ప్రాదాహ అదా పితృభ్య పితృభ్య స్వధయా పితృభ్యేతి పితృభ్య స్వధయా రే స్వధయేతి స్వాధయా రే అక్షన్ అక్షన్నద్ధి అద్భిత్వం తందేవ దేవ ప్రయత ప్రయత హవీగుంషి ప్రయతే విప్రాయత హవీగుంషీతి హవీగుంషి మాతరీ కవ్యై కవ్యైర్యమ యమో అంగిరోభి అంగిరోభిర్బృహస్పతి అంగిరోభిరిత్యంగిరహాభి బృహస్పతిర్వృత్వభి వృత్వభిర్వావృధాన వృత్వభిరిత్రిత్వాభి వావృధాన ఇది వావృధాన యాదిష్ట చ దేవా వావృధు వావృధుర్యే యే చ దేవాన్ దేవాన్ స్వాహ స్వాహాన్యే అన్యే సభయా సభయాన్యే సభయేతి స్వాధయా అన్యే వదంతి వదంతీతి వదంతి ఇమయ్యమ తమ ప్రస్తరం ప్రస్తరమా ప్రస్తరమితి ప్రాస్తరం ఆహి ఇదీడ ఈలాంగిరోభి అంగిరోభిస్తృభి అంగిరోభిరిత్యంగిరహాభి పితృభిస్ సంవిధాన పితృభిరితి పితృభి సంవిధాన ఇది సంవిధాన ఆత్వా స్వామంత్రాహ మంత్రాహ కవిశస్తాహ కవిశస్తావహంతు కవిశస్తా ఇది కవిశస్తాహ అహంతేనా ఏనారాజన్ రాజన్ హవిషా హవిషామాదయస్వ మాదయస్వేతి మాదయస్వ అంగిరోభిరా అంగిరోభిరిత్యంగిరహాభి ఆగహి గహియజ్ఞేభి యజ్ఞేధర్యమ యమ వైరూపై వైరూపైరిహ ఇహమాదయస్వ మాదయస్వేతి మాదయస్వ ఇవ సంతకం భువే భువేయ యః పితా పితా అస్మిన్ యజ్ఞే యజ్ఞే బర్హిషి బర్హిష్యా ఆదిశవ్య దిశవ్యేది నీసద్య అంగిరసో నహ పితర పితరో నవగ్వా నవగ్వా అథర్వాణ అథర్వాణో భృగవ భృగవ సోమ్యాస సోమ్యాస ఇది సోమ్యాస ఏషాం వయమ్ వయగం సుమత సుమత యజ్ఞానా సుమతావితి సుమత యజ్ఞానామతి అవి భద్రే భద్రే సౌమనసే సోమనసే శ్యామ శ్యామేతి శ్యామ ఓ ద్వితీయకాండే షష్ఠ ప్రశ్న సమాప్తః ద్వితీయకాండం చ సంపూర్ణం.